కృష్ణయజుర్వేదే క్రమపాఠే షష్ఠకాండే ప్రథమ ప్రశ్న ప్రారంభ. ప్రాచీనవగుంశం కరోతి ప్రాచీనవగుంశమిది ప్రాచీనవగుంశం కరోతి దేవమనుష్యా దిశ దేవమనుష్యా ఇతి దేవమనుష్యా దిశోవి విభజంత అభజంత ప్రాచీన్ ప్రాచీన్ దేవా దేవాదక్షిణా దక్షిణాపితర ఇతర ప్రతీచీ ప్రతీచీ మనుష్యా మనుష్యా ఉదీచీ ప్రతీచీకం రుద్రా రుద్రాయత్ ఇది ప్రాచీనవగుంశం ప్రాచీనవగుంశం కరోతి ప్రాచీనవగుంశమిది ప్రాచీనవగుంశం కరోతి దేవలోకం ఏవోకమేవ ఏవోకమితి దేవాలోకం ఏతమాన యజమాన ఉపవర్తతే ఉపవర్తతే పరి ఉపవర్తతవర్తతే పరి శ్రేతి శ్రేత్యంతరహిత అంతర్హితో హి అంతరహిత్యంతహిత ఇదేవోక దేవోకో మనుష్యలోకాత్ దేవోక ఇది దేవాలోక మనుష్యలోకాన్న మనుష్యలోకాది మనుష్యాలోకాత్ నాస్మాత్ అస్మాల్లోకాత్ లోకాత్ శ్రేతవ్యం శ్రేతవ్యమివ శ్రేతవ్యమితి సూరేతవ్యం ఇవేతి ఇత్యాహో ఆహుః కో హి తత్ తద్వేద వేదయది యద్యమస్మిన్ అముష్మిన్ లోకే లోకేస్తి అస్తి వా వేతి ఇది దిక్షు దిక్షుదీకాశాన్ అదీకాశాన్ కరోతి కరోత్యుభయో ఉభయోర్లోకయో లోకయోరభిజిద్ది అభిజిద్యే కేశశ్మశ్రు అభిజిద్యాభిజిద్ది కేశశ్మశ్రువపదే కేశశ్మశ్రుతి కేశాశ్మశ్రు అపదే నఖాని నఖాని నిగృందే గృందే మృత మృత వై వా ఏషా ఏషాత్వక్ త్వరమేధ్యా అమేధ్యాయత్కేశశ్మశ్రు కేశశ్మశ్రు మృతాం కేశశ్మశ్రుతి కేశాశ్మశ్రు మృతామేవ ఏ త్వచం త్వచమేధ్యాం అమేధ్యామపహత్య అపహత్య యజ్ఞ అపహత్యేత్యపహత్య యజ్ఞో భూత్వా భూత్వా మేధం మేధముప ఉపైతి ఏత్యంగిరస అంగిరసస్వర్గం స్వర్గం లోకం స్వర్గమితి సుభాగం లోకయ్యంత యంతోప్సు అప్సు దీక్షా తపసీ అప్సుద్యపూసు దీక్షా తపసీ ప్ర దీక్షా తపసీ దీక్షా తపసీ ప్రావేషయన్ అవేషయన్నప్సు అప్సు స్నాది అప్సుద్యపూసు స్నాది సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ దీక్షా తపసీ దీక్షా తపసీ అవ దీక్షా తపసీ దీక్షా తపసీ అవరుంధే రుంధే తీర్థే తీర్థే స్నాది స్నాది తీర్థే తీర్థే హి హితే తే తాం తామ్ర ప్రావేశయన్ అవేశయన్ తీర్థే తీర్థే స్నాది స్నాది తీర్థం తీర్థమేవ ఏ సమానానాం సమానానాం భవతి భవత్యప అపోష్ణాది అశ్నాద్యంతరత అంతరత ఏమేధ్య మేధ్యో భవతి భవతి వాససా వాససా వీక్షయతి వీక్షయతి సౌమ్యం సౌమ్యం వై వై క్షౌమం క్షౌమం దేవతయా దేవతయా సోమం సోమమేష దేవతాం దేవతముప ఉపైతి ఏతియ యో దీక్షతే దీక్షతే సోమస్ సోమస్ తనో తనోరసి అసి తనుమం తనుమం మే మే పాహి పాహీతి ఇత్యాహ ఆహ స్వాం స్వామేవ ఏ దేవతాం దేవతముప ఉపైతి ఏత్యథో అథో ఆశిషం అథోరిత్యథో ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏతాం ఏతామా ఆశాస్తే శాస్తేగ్నే అగ్నేస్తూషాధానం తూషాధానం వాయో తూషాధానమితి తూష ఆధానం వాయోర్వాతపానం వాతపానం పితృణం వాతపానమితి వాతాపానం పితృణం నీవి నీవిరోషధీనా ఓషధీనా ప్రఘాత ప్రఘాత ఆదిత్యానా ప్రఘాత ఇది ప్రాఘాత ఆదిత్యానా ప్రాచీనతాన ప్రాచీనతానో విశ్వేషా ప్రాచీనతాన ఇది ప్రాచీనతాన విశ్వేషాం దేవానా దేవానామోదు ఓదుర్నక్షత్రణ నక్షత్రణమీకాశా అదీకాశాస్త తద్వై వా ఏతత్ ఏతత్సర్వదేవత్యం సర్వదేవత్యం యత్ సర్వదేవత్యమితి సర్వదేవత్యం యద్వాస వాసో యత్ యద్వాససా వాససా దీక్షయతి దీక్షయతి సర్వాభిః సర్వాభిరేవ ఏవైనం ఏనం దేవతాభిః దేవతాభిర్దీక్షయతి దీక్షయతి బహిఃప్రాణ బహిఃప్రాణో వై బహిఃప్రాణ ఇది బహిః ప్రాణ వై మనుష్య మనుష్య తస్యాశనం అశనం ప్రాణ ప్రాణోష్ణాది ప్రాణ ఇది ప్రాణ అశ్నాది స ప్రాణ సర్ప్రాణ సర్ప్రాణ సా ప్రాణ ఏదీక్షతే వీక్షత ఆశిర ఆశిరో భవతి యావాన్ యావాన్నే ఏవాస్ అస ప్రాణ ప్రాణస్న ప్రాణేది ప్రాణ తేన సహ సహ మేధం మేధముగ ఉమైతి ఏది ఘృతం ఘృతం దేవానా దేవానా మస్తు మస్తు పితృణం పితృణం నిష్పక్వం నిష్పక్వం మనుష్యానా నిష్పక్వమితి నిహీపక్వం మనుష్యానాం తత్ తద్వై వా ఏతత్ ఏతత్సర్వదేవత్యం సర్వదేవత్యం యత్ సర్వదేవత్యమిది సర్వాదేవత్యం యన్నవనీతం నవనీతం యత్ నవనీతమిది నవనీతం యన్నవనీతేన నవనీతేనాభ్యంతే నవనీతేనేతి నవనీతేన అభ్యంతే సర్వాహ అభ్యంతైత్యపి అంతే సర్వా దేవతాః దేవతాః ప్రేణాది ప్రేణాది ప్రచ్యుతః ప్రచ్యుతో వై ప్రచ్యుత ఇది ప్రాచ్యుతః వా ఏషోస్మాద్ అస్మాల్లోకాద్ లోకాదగత అగతో దేవలోకం దేవలోకం యః దేవలోకమితి దేవలోకం యోగీక్షితః వీక్షితో మతరా అంతరే ఇవ నవనీతం నవనీతం తస్మాత్ నవనీతమితి నవనీతం తస్మాన్నవనీతేన నవనీతేనాభి నవనీతేనేతి నవనీతేన అభ్యంతే అంతేనులోమం అనులోమం యజుషా అనులోమమిత్యనులోమం యజుషా వ్యావృత్యై వ్యావృత్యా ఇంద్ర వ్యావృత్యా ఇది ఆవృత్యై ఇంద్రో వృత్రం వృత్రమహన్ అహం తస్ కనీనికా కనీనికాపరా పరాపతత్ అపదత్తత్ తదాంజనం ఆంజనమభవత్ ఆంజనమిత్యా అంజనం అభవద్యత్ యదాంగే ఆంగే చక్షు ఆంగ్యా అంగే చక్షురేవ ఏ భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య వృంగే వృంగే దక్షిణం దక్షిణం పూర్వం పూర్వమా ఆంగే అంగే సవ్యం సవ్యగం హి పూర్వం పూర్వం మనుష్యా మనుష్యా ఆంజతే ఆంజతేన ఆంజతైద్యా అంజతే అని నిధావతే ధావతేని నీవ ఇవ హి ఇమనుష్యా మనుష్యా ధావంతే ధావంతే పంచ పంచకృత్వ కృత్వ ఆంగే అంగే పంచాక్షర పంచాక్షర పంక్తి పంచాక్షరే పంచాక్షర పంక్తి పాంగ పాంగో యజ్ఞ యజ్ఞో యజ్ఞం యజ్ఞమే ఏవా అవరుంధే రుంధే పరిమితం పరిమితమా పరిమితమిది పరిమితం ఆంగే అంగే పరిమితం అపరిమితం హి అపరిమితమిత్యపరిమితం ఇమనుష్యా మనుష్యా ఆంజతే ఆంజతే సతూలయా ఆంజతైత్యా అంగతే సతూలయా సతూలయే విషాతూలయా ఆంగే అంగే పతూలయా అపతూలయా హి అపతూలయేత్యపతూలయా ఇమనుష్యా మనుష్యా ఆంజతే ఆంజతే వ్యావృత్యై ఆంజతైత్యా అంజతే వ్యావృత్యై యత్ వ్యావృత్యా ఇది ఆవృత్తి యదపతూలయా అపతూలయాంజీత అపతూలయేత్యపతూలయా ఆంజీతవజ్ర ఆంజీతేత్యా అంజీత వజ్ర ఇవ ఇవ స్యాత్ స్యాత్ సతూలయా సతూలయా సతూలయే దిశా తూలయా ఆంగే అంగే మిత్రత్వాయ మిత్రత్వాయేంద్ర మిత్రత్వాయేతి మిత్రత్వాయ ఇంద్రో వృత్రం వృత్రమహన్ అహం సహ సోప అపోభి అభ్యమ్రియత అమ్రియతాసాం తాసాంగ్యత్ మేధ్యం మేధ్యం యజ్ఞం యజ్ఞం సదేవం సదేవమాసీత్ సదేవమిది సా దేవం ఆసీత్ తదప అపోత్ ఉదక్రామత్ అక్రామత్తే ఏ దర్భా దర్భా అభవన్ అభవనేర్దర్భపుంజీలై దర్భపుంజీలై అవయతి దర్భపుంజీలైర్తి దర్భపుంజీలై అవయతియా మేధ్యా మేధ్యాయజ్ఞయా యజ్ఞయా సదేవా సదేవా ఆప సదేవా ఇది సా దేవా ఆపస్తాభి తాభిరేవ ఏవైనం ఏనం భవయతి అవయతి ద్వాభ్యాం ద్వాభ్యాం భవయతి అవయత్యహోరాత్రాభ్యాం అహోరాత్రాభ్యామే అహోరాత్రాభ్యామిత్యహ రాత్రాభ్యాం ఏవైనం ఏనం భవయతి అవయతి త్రిభిః త్రిభిః పవయతి త్రిభిరితి త్రిభిః అవయతి త్రయః త్రయ ఇమే ఇమే లోకాః లోకా ఏభిః ఏభిరేవ ఏవైనం ఏనం లోకైః లోకైః పవయతి పవయతి పంచభిః పంచభిః పవయతి పంచభిరితి పంచాభిః పవయతి పంచాక్షరా పంచాక్షరా పంక్తిః పంచాక్షరేతి పంచాక్షరా పంక్తి పాండ పాంతో యజ్ఞ యజ్ఞోయజ్ఞాయ యజ్ఞాదీవ ఏనం ఏనం పవయతి పవయతి షడ్భి షడ్భ్యః పవయతి షడ్భిరితి షడ్భి పవయతి షడ్ షడ్వై వా ఋతవ ఋతవ ఋతుభి ఋతుభిరేవ ఋతుభిరిత్రుతుభి ఏనం ఏనం పవయతి పవయతి సప్తభి సప్తభి పవయతి సప్తభిరితి సప్తాభి పవయతి సప్త సప్త ఛందాగుంసి ఛందాగుంసి ఛందోభి ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభి ఏనం ఏనం పవయతి పవయతి నవభి నవభి పవయతి నవభిరితి నవాభి పవయతి నవ నవ వై వై పురుషే పురుషే ప్రాణా ప్రాణా సప్రాణం ప్రాణాది ప్రాణా సప్రాణమే సప్రాణమితి సా ప్రాణం ఏనం ఏనం పవయతి అవయత్యేక వివంశత్యా ఏక వివంశత్యా పవయతి ఏక వివంశత్యేక వివంశత్యా అవయతి దశ దశహస్యాంగులయ అంగులయో దశ దశపద్యాహ పద్యా ఆత్మా ఆత్మైక విపుంస ఏక విపుంసో యావాన్ ఏక విపుంసేక విపుంస యావానే ఏ పురుష పురుషస్తం తమపరివర్గం అపరివర్గం భవయతి అపరివర్గమిపరివర్గం భవయతి చిత్పతి చిత్పతి స్వా చిత్పతిరి చిత్రపతి పా పునాతో పునాతి ఇహ ఆహమన మనో వై వై చిత్పతి చిత్పతిర్మనస చిత్పతిరి చిత్రపతి మనసైవ ఏనం ఏనం భవయతి భవయతి వాక్పతి వాక్పతి స్వా వాక్పతిరి వాగ్పతి వా పునాతో పునాతి ఇహ ఆహ వాచా వాచైవ ఏనం ఏనం భవయతి భవయతి దేవ దేవస్వా సవిత సవిత పునాతో పునాతి ఇహ ఆహ సవితృప్రసోద సవితృప్రసోద సవితృప్రసోద ఇది సవితృప్రసోద ఏనం ఏనం భవయతి భవయతి తస్యే ఏ పవిత్రపదే పవిత్రపదే పవిత్రేణ పవిత్రపద ఇది పవిత్రపదే పవిత్రేణ యస్మై యస్మైకం తం పునే పునే తచ్చకేయం శేయమిది ఇహ ఆహాశిషం ఆశిషమే ఆశిషమిశిషం ఏతాం ఏతామా ఆశాస్తే శాస్తైతి శాస్తే యావంతో వై వై దేవా దేవాయజ్ఞాయ యజ్ఞాయ అపునత అపునతతే తదేవ ఏవాభవన్ అభవనయ ఏం ఏం విద్వాన్ విద్వాన్ యజ్ఞాయ యజ్ఞాయ పునీతే పునీతే భవతి భవత్యేవ ఏ బహి బహిస్పవయిత్వా అపయిత్వాంత అంతః ప్రపాదయతి పాదయతి మనుష్యలోకే మనుష్యలోక ఏవ మనుష్యలోక ఇది మనుష్యాలోకే ఏనం ఏనం పవయిత్వా అపయిత్వా భూతం భూతం దేవలోకం దేవలోకం ర దేవలోకమితి దేవాలోకం ప్రణయతి నయత్యదీక్షిత అదీక్షిత ఏకయా ఏకయాహుత్యా ఆహుత్యేతి ఆహుత్యేద్యాహుత్యాహుః ఆహుశ్రువేణ శ్రువేణ చతస్రః చతస్రో జుహోతి జుహోతి దీక్షితత్వాయ దీక్షితత్వాయ సృజా దీక్షితత్వాయేతి దీక్షితత్వాయ సృజా పంచమీం పంచమీం పంచాక్షరా పంచాక్షరా పంక్తిః పంచాక్షరేతి పంచాక్షరా పంక్తిః పాండః పాండో యజ్ఞ యజ్ఞోయజ్ఞం యజ్ఞమే ఏవావ అవరుంధే రుంధాకోవృత్యై ఆకోవృత్యై ప్రయుజే ఆకోవృత్యాగోవృత్యై ప్రయుజయజ్ఞయే ప్రయుజయతి ప్రాయుజే అగ్నయే స్వాహ స్వాహేతి ఇహ ఆహాగోవృత్యా ఆగోవృత్యా ఆగోచేత్యాగోచ్యా హి పురుష పురుషో యజ్ఞం యజ్ఞమభి అభిప్రయుంజే ప్రయుంజే విజేయ ప్రయుంజైతి ప్రాయుంజే యజేయేతి ఇది మేధాయీ మేధాయీ మనసే మనసేగ్నే అగ్నే స్వాహ స్వాహేతి ఇహ ఆహ మేధయా మేధయా హి మనసా మనసా పురుష పురుషో యజ్ఞం యజ్ఞమభిగచ్చతి అభిగచ్చతి సరస్వత్యై అభిగచ్చతీత్యభిగచ్చతి సరస్వత్యై పూష్ణే పూష్ణేగ్నే అగ్నే స్వాహ స్వాహేతి ఇహ ఆహవాగ్ వాగ్వై వై సరస్వతీ సరస్వతీ పృథివీ పృథివీ భూషా భూషా వాచా వాచైవ ఏ పృథివ్యా పృథివ్యా యజ్ఞం యజ్ఞం రయుంగే యుంగాప ఆపో దేవీ దేవీర్బృహతి బృహతీర్విశ్వశంభువ విశ్వశంభువ ఇది విశ్వశంభువ ఇది విశ్వశంభువ ఇత్యాహ ఆహయా యా వై వై వర్ష్యా వర్ష్యాస్తా తా ఆప ఆపో దేవీ దేవీర్బృహతీ బృహతీర్విశ్వశంభువ విశ్వశంభువోయత్ విశ్వశంభువ ఇది విశ్వశంభువ యదేతత్ ఏతద్యజు యజుర్న బ్రూయాద్ బ్రూయాద్ దివ్యా దివ్యా ఆప ఆపోషాంతా అశాంతా ఇమం ఇమం లోకం లోకమా ఆగచ్చేయు గచ్చేయురాప ఆపో దేవీ దేవీర్బృహతి బృహతీర్విశ్వశంభువ విశ్వశంభువ ఇది విశ్వశంభువ ఇది విశ్వాశంభువ ఇత్యాహ ఆహాస్మై అస్మా ఏవైనా ఏనా లోకాయ లోకాయ శమేది శమేది తస్మాత్ తస్మాచ్ఛాంతా శాంతా ఇమం ఇమం లోకం లోకమా ఆగచ్చంది గచ్చంది ద్యావా పృథివీ ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ విద్యావా పృథివీ ఇత్యాహ ఆహ ద్యావా పృథివ్యో ద్యావా పృథివ్యోర్హి ద్యావా పృథివ్యోరిది ద్యావా పృథివ్యో యజ్ఞ యజ్ఞ ఉరు ఉర్వంతరిక్షం అంతరిక్షమిది ఇత్యాహ ఆహాంతరిక్షే అంతరిక్షే యజ్ఞ యజ్ఞో బృహస్పతి బృహస్పతిర్న నో హవిషా హవిషా వృధాతు వృధాతి ఇత్యాహ ఆహ బ్రహ్మ బ్రహ్మ వై వై దేవానాం దేవానాం బృహస్పతి బృహస్పతిర్బ్రహ్మణ బ్రహ్మణైవ ఏవాస్మై అస్మై యజ్ఞం యజ్ఞమవ అవరుంధే రుంధేర్యద్బ్రూజాద్ బ్రూజాద్విధే విధేరిది ఇది యజ్ఞస్థానం యజ్ఞస్థానమృచ్చేద్ యజ్ఞస్థానమిది యజ్ఞస్థానం పృచ్చేద్దృధాతు దృధాత్తి ఇత్యాహ ఆహ యజ్ఞస్థానం యజ్ఞస్థానమేవ యజ్ఞస్థానమిది యజ్ఞస్థానం ఏవరి పరిగణక్తి రణక్తి ప్రజాపతి ప్రజాపతిర్యజ్ఞం ప్రజాపతి ప్రజాపతి యజ్ఞమసజర అసజర సోస్మాత్ అస్మాత్ సృష్ట పరాగ పరాగైద్ ఐత్ సహ స ప్రయజు యజురవ్లీనాద్ అవ్లీనాత్ ప్రసామ సా మతం తమృగ ఋగృత్ ఉదయచ్చద్ అయచ్చద్యృగ్ ఋగుదయచ్చద్ ఉదయచ్చత్తద్ ఉదయచ్చదిత్యుద్ అయచ్చద్ అదౌగ్రహణస్ ఔద్గ్రహణస్ ఔద్గ్రహణత్వం ఔగ్రహణస్ ఔద్గ్రహణత్వమృచ ఔద్గ్రహణత్వమిౌద్గ్రహణత్వం వృచా జుహోతి జుహోతి యజ్ఞోద్యై ఉద్యనష్ట ఉద్యుదీ అనష్టంద అనష్టమిస్ ఛందసావత్ ఉదయచ్చద్ అయచ్చది ఇత్యాహ ఆహుస్తస్మాద్ తస్మాదనష్టుభా అనష్టుభా జుహోతి అనష్టుభేద్భా జుహోతి యజ్ఞోద్యై ఉద్యై ద్వాదశ ఉద్యుదీ ద్వాదశవాత్సబంధాని వాత్సబంధాన్యద్ వాత్సబంధానీతి వాత్సబంధాని ఉదయచ్చన్ అయచ్చన్నిది ఇత్యాహు ఆహుస్తస్మాద్ తస్మాద్వాదశభిః ద్వాదశభిర్వాత్సబంధవిద ద్వాదశభిరితి ద్వాదశాభిః వాత్సబంధవిదో దీక్షయంతి వాత్సబంధవిదైతి వాత్సబంధావిద దీక్షయంతి సా వై వా ఏషా ఏషర్ ఋగనష్టుగ అనష్టుగ్వాగ్ అనష్టుగిత్యనోస్తుగ వాగనష్టుగ అనష్టుగ్యద్ అనష్టుగిత్యనోస్తుగ యదేతయా ఏతయర్చా రచా దీక్షయతి దీక్షయతి వాచా వాచైవ ఏవైనం ఏనం సర్వయా సర్వయా దీక్షయతి దీక్షయతి విశ్వే విశ్వే దేవస్య దేవస్య నేతుః నేతురిది ఇత్యాహ ఆహ సావిత్రీ సావిత్రీ ఏన ఏతేన వర్త మర్తో వృణీత వృణీత సఖ్యం సఖ్యమిది ఇత్యాహ ఆహృదేవత్యా ఋదేవత్యైతేన ఋదేవత్యేదిదేవత్యా ఏతేన విశ్వే విశ్వే రాయ రాయే శుద్ధ్యసి విశుద్ధ్యసి ఇత్యాహ ఆహ వైశ్వదేవీ వైశ్వదేవ్యేతేన వైశ్వదేవీతి వైశ్వదేవీ ఏతేన జుమ్నం జుమ్నం వృణీత వృణీత పుష్యతే పుష్యతీ ఇత్యాహ ఆహ వౌష్ణీ ఔష్ణ్యేతేన ఏతేన సా సా వై మా ఏషా ఏషమిర్వదేవత్యాయత్ సర్వా దేవత్యా యదేతయా ఏతయర్చా రచా దీక్షేది దీక్షేది సర్వాభిః సర్వాభిరేవ ఏవైనం ఏనం దేవతాభిః దేవతాభిర్దీక్షేది దీక్షేది సప్తాక్షరం సప్తాక్షరం ప్రథమం సప్తాక్షరమిది సప్తాక్షరం ప్రథమం పదం పదమష్టాక్షరాణి అష్టాక్షరాణి త్రీణి అష్టాక్షరాణి అష్టాక్షరాణి త్రీణి యాని యాని త్రీణి త్రీణి కాని తాన్యష్టౌ అష్టావ ఉపయంది ఎంద్రియాని యాని చత్వారి చత్వారి కాని తాన్యష్టౌ అష్టౌ యదష్టాక్షరా అష్టాక్షరాదేన అష్టాక్షరే దష్టాక్షరా ఏన గాయత్రీ గాయత్రీ యదేకాదశాక్షరా ఏకాదశాక్షరాదేన ఏకాదశాక్షరేకాదశాక్షరా ఏనష్టగ్యద్వాదశాక్షర ద్వాదశాక్షరాదేన ద్వాదశాక్షరే ద్వాదశాక్షర ఏన జగతి జగతి సా వై వా ఏషా ఏషక్ జగ్సర్వాణి సర్వాణి ఛందాగంసి ఛందాగంసి యదేతయర్చ రచా దీక్షయతి దీక్షయతి సర్వేభి సర్వేభిరేవ ఏనం ఏనం ఛందోభి ఛందోభిర్దీక్షయతి ఛందోభిరి ఛందాభి దీక్షయతి సప్తాక్షరం సప్తాక్షరం ప్రథమం సప్తాక్షరమితి సప్తాక్షరం ప్రథమం పదం పథకం సప్తపద సప్తపద షక్వరీ సప్తపదేది సప్తపద షక్వరీ పశవ పశవ షక్వరీ షక్వరీ పశూన్ పశూనేవ ఏవావ అవరుంధే రుంధేకస్మాద్ ఏకస్మాదక్షరాద్ అక్షరాదనాప్తం అనాప్తం ప్రథమం ప్రథమం పదం పదం తస్మాద్ తస్మాద్ యద్వాచ వాచోనాప్తం అనాప్తం తద్ తన్మనుష్యా మనుష్యా ఉప ఉపజీవంతి జీవంతి పూర్ణయా పూర్ణయా జుహోతి జుహోతి పూర్ణ పూర్ణ ఇవ ఇవ హి ఇ ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతేరాప్తీ ప్రజాపతేరది ప్రజాపతే ఆప్తీ న్యూనయా న్యూనయా జుహోతి న్యూనయేతి నీ ఊనయా జుహోతి న్యూనాద్ న్యూనాద్ది న్యూనాది నీ ఊనాద్ ఇ ప్రజాపతి ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజా ఇది ప్రజా అసృజత ప్రజానా ప్రజానాకం దృశ్యై ప్రజానామిది ప్రజానా సృష్ట్యా ఇది సృష్ట్యై వృక్సామే వై వృక్సామే ఇత్యుగసామే వై దేవేభ్య దేవేభ్య విజ్ఞాయ విజ్ఞాయాతిష్టమానే అధిష్టమానే కృష్ణ అధిష్టమానే ఇత్యుష్టమానే కృష్ణరూపం రూపం కృత్వా కృత్వా అవక్రమ్య అవక్రమ్యాతిష్టతాం అవక్రమ్యేతిరాక్రమ్య అతిష్టతాం రే ఏ మన్యంత అమన్యంతయం యం వై వా ఇమే ఇమే ఉపావత్స్యత ఇమే ఇదిమే ఉపావత్స్యత సహ ఉపావత్స్యత ఇత్యుత ఆవత్స్యత స ఇదం ఇదం భవిష్యతి భవిష్యతీతి ఇది తే హే ఉప హే ఇది తే ఉపామంత్రయంత అమంత్రయంత తే హే అహోరాత్రయోః హే అహోరాత్రయోర్మహిమానం అహోరాత్రయోరిత్యహ రాత్రయో మహిమానమపనిధాయ అపనిధాయ దేవాన్ అపనిధాయేత్యపనిధాయ దేవానుపావర్తేతాం ఉపావర్తేతామేష ఉపావర్తేతామిత్యుప ఆవర్తేతాం ఏష వై వాచ రచోవర్ణ వర్ణోయత్ యచ్చుక్లం శుక్లం కృష్ణాజినస్య కృష్ణాజినస్యేష కృష్ణాజినస్యేది కృష్ణాజినస్య ఏష సాంన సాం నోయత్కృష్ణం కృష్ణవృత్సామయో వృత్సామయో శిల్పే వృత్సామయోరిత్యసామయో శిల్పే సహ శిల్పే ఇది శిల్పే స్థ ఇది ఇత్యాహ ఆహృత్సామే వృత్సామే ఏవ వృత్సామే ఇత్యుగసామే ఏవావ అవరుంధే రుంధలేష ఏష వై వా అన్న అన్నోవర్ణ వర్ణోయత్శుక్లం శుక్లం కృష్ణాజినస్య కృష్ణాజినస్యైష కృష్ణాజినస్యేది కృష్ణాజినస్య ఏష రాత్ర్యా రాత్ర్యాత్కృష్ణం కృష్ణం యదేవ ఏనయో ఏనయోస్త్ర వ్యక్తం వ్యక్తం తద్ వ్యక్తమితి వ్యక్తం తదేవ ఏవావ అవరుంధే రుంధే కృష్ణాజినేన కృష్ణాజినేన దీక్షేది కృష్ణాజినేనేది కృష్ణాజినేన దీక్షేది బ్రహ్మణ బ్రహ్మణో వై వా ఏతద్ ఏతద్రూపం రూపం యద్ యత్కృష్ణాజినం కృష్ణాజినం బ్రహ్మణ కృష్ణాజినమిది కృష్ణాజినం బ్రహ్మణ ఇవ ఏనం ఏనం దీక్షయతి దీక్షయతిమా ఇమాం ధియం ఏకం శిక్షమాణస్య శిక్షమాణస్య దేవ దేవేది ఇత్యాహ ఆహయథాయుజో యథాయుజురేవ యథాయుజురియథాయుజో ఏతద్గర్భ గర్భో వై వా ఏష ఏషయత్ యద్దీక్షిత దీక్షిత ఉల్బం ఉల్బం వాస వాసస్త్ర ఊర్ణుతే ఊర్ణుతే తస్మాత్ తస్మాద్గర్భా గర్భాస్త్రావృతా ప్రావృతా జాయంతే జాయంతేన నవృా రా సోమస్య సోమస్య క్రయాద్ క్రయాదప అపోర్ణీత ఊర్ణీతయత్ యత్పురా పురా సోమస్య సోమస్య క్రయాద్ క్రయాదపోర్ణీత అపోర్ణీతగర్భా అపోర్ణీతేత్యప ఊర్ణీత గర్భా ప్రజానా ప్రజానా పరాపాదుకా ప్రజానామిది ప్రజానా పరాపాదుకా స్యు పరాపాదుకా ఇది పరాపాదుకా క్రీతే క్రీతే సోమే సోమేప అపోర్ణుతే ఊర్ణుతే జాయతే జాయత ఏదో అథో అథోథో యథావీయాగుంసం వధీయాగుంసం ప్రద్యవోర్ణురే ప్రద్యవోర్ణురే తాదృగ ప్రద్యవోర్ణురైతి ప్రదీయవోర్ణురే తాదృగేవ తదంగిరస అంగిరస సువర్గం సువర్గం లోకం సువర్గమితి స్వహాగం లోకం యంద యంత ఊర్జం ఊర్జం వి వ్యభజంత అభజంత తోయత్యశిష్యత అత్యశిష్యతే అత్యశిష్యతేది అశిష్యత ఏ శరా శరా అభవన్ అభవన్నూర్గ్ ఊర్ఘ్వై వై శరా శరాయత్మయీ శరమయీ మేఖలా శరమయీతి శరామయీ మేఖలావతిర్జం ఊర్జమే ఏవ అవరుంధే రుంధే మధ్యద మధ్యదస్వం సమ్మక్ష్యతి మక్ష్యతి మధ్యద మధ్యద ఏవాస్మై అస్మా ఊర్జం ఊర్జం దాది దాదిరస్మాద్ తస్మాన్మధ్యద మధ్యద ఊర్జా ఊర్జా భుంజతే భుంజత ఊర్ధ్వం ఊర్ధ్వం వై వై పురుషస్ పురుషస్ నాభ్యై నాభ్యై మేధ్యం మేధ్యమవాచీనం అవాచీనమేధ్యం అమేధ్యం యన్మధ్యద అభ్యద సన్నశ్యతి సన్నశ్యతి మేధ్యం సన్నశ్యతీతి సన్నశ్యతి మేధ్యం చైవ ఏవాధ్యం అమేధ్యం చవ్యావర్తయతి వ్యావర్తయతీంద్ర వ్యావర్తయతీతి ఆవర్తయతి ఇంద్రవృత్రాయ వృత్రాయ వజ్రం వజ్రం ప్రాహరత్ అహరత్సః సత్రేధా త్రేధావి వ్యభవత్ అభవస్థ్య స్థ్యస్తృతీయం తృతీయం రథ తృతీయం తృతీయం యూప యూపస్తృతీయం తృతీయం ఏందశరా అంతఃశరా అశీర్యంత అంతఃశరా ఇంతఃశరా అశీర్యంత హే శరా శరా అభవన్ అభవంత తచ్చరాణాం శరాణాం శరత్వం శరత్వం వజ్ర శరత్వమిది శరాత్వం వజ్రో వై వై శరా శరా క్షుత్ క్షుత్ ఖలు ఖలు వై వై మనుష్య మనుష్య భ్రాతృవ్య భ్రాతృవ్యోరమయీ శరమయీ మేఖలా శరమయీతి శరామయీ మేఖలా భవతి భవతి రుద్రేణ రుద్రేణ ఇవ ఏ సాక్షాద్ సాక్షాక్షుసం సాక్షాది సాక్షాక్షుసం భ్రాతృవ్యం భ్రాతృవ్యం మధ్యద మధ్యలోప అపహరే అదే త్రివద్ త్రివద్భవతి త్రివదిరి త్రివృద్ భవతి త్రివద్ త్రివద్వై త్రివదిరి త్రివృద్ వై ప్రాణ ప్రాణస్త్రివృతం ప్రాణైరి ప్రాణ త్రివృతమే త్రివృతమిది త్రివృతం ఏ ప్రాణం ప్రాణం మధ్యద ప్రాణమిది ప్రాణం మధ్యతో యజమానే యజమానే దాది దాది పృథ్వీ పృథ్వీ భవతి భవతిర్జున అర్జూనాం యావృత్యై యావృత్యై మేఖలయా యావృత్యావి ఆవృత్యై మేఖలయా యజమానం యజమానం దీక్షయతి దీక్షయతి యోక్త్రేణ యోక్త్రేణ పత్నీ పత్నీ మిథునత్వాయ మిథునత్వాయ యజ్ఞ మిథునత్వాయేతి మిథునత్వాయ యజ్ఞో దక్షిణాం దక్షిణామి అభ్యధ్యాయత్ అధ్యాయత్తాం తాగుంసం సమభవత్ అభవత్ తదింద్ర ఇంద్రోచాయత్ అచాయత్సః సోమన్యత అమన్యతయ యో వై వా ఇతో జనిష్యతే జనిష్యతే సహ స ఇదం ఇదం భవిష్యతి భవిష్యతీతి ఇది తాం తామ్ర తావిషత్ అవిషత్తస్యాః తస్యా ఇంద్ర ఇంద్ర ఏవాజాయత అజాయతః సోమన్యత అమన్యతయ యో వై వై మత్ మదిత ఇతోపర అపరో జనిష్యతే జనిష్యతే సహ సదిదం ఇదం భవిష్యతి భవిష్యతీతి ఇది తస్యాః తస్యా అనుమృశ్య అనుమృశ్య యోనిమ్ అనుమృశ్యేత్యమృశ్య యోనిమా ఆచ్ఛినద్ అచ్ఛినత్సా సా సూతవశా సూతవశాభవత్ సూతవశేతి సూతావశా అభవత్తత్ తత్సూతవశాలి సూతవశాలీ జన్మ సూతవశాయాది సూతావశాలీ జన్మదా తాగుంహస్తే హస్తేని యవేష్టయత అవేష్టయత తాం తాం మృగేషు మృగేషు ని యదధాత్ అదసాత్ సా కృష్ణవిషాణ కృష్ణవిషాణాభవత్ కృష్ణవిషాణేతి కృష్ణవిషాణ అభవదింద్రస్య ఇంద్రస్య యోని యోనిరసి ప్రతిమా మామా మా హింసీ హింసీరిది ఇది కృష్ణవిషాణం కృష్ణవిషాణం కృష్ణవిషాణమిది కృష్ణవిషాణ ప్రయచ్చతి యచ్చతి సయోని సయోనిమే సయోనిమిసాయోని యజ్ఞం యజ్ఞం కరోతి కరోతి సయోని సయోని దక్షిణ సయోనిమిసాయోని దక్షిణాగుం సయోని సయోనిమింద్రమం సయోనిమిసాయోని ఇంద్రగం సయోనిత్వాయ సయోనిత్వాయ కృష్యై సయోనిత్వాయ సయోనిత్వాయ కృష్యై సుసస్యాయై సుసస్యాయాయి సుసస్యాయాయి సుసస్యాయై యా ఆహస్మాదస్మాదృష్టపత్యాషధృష్టపత్యాషధృష్టపత్యాషధ్యాషధ్యే పచ్యందే సవిప్లాభ్యవిప్లాభ్యస్వాప్లాభ్యసవిప్లాభ్య ఔషధీభ్య ఔషధేభ్యై ఔషధేభ్యైత్యోషధేభ్య తస్మాదోషధయ ఔషధయ ఫలం ఫలం గృహ్ణంది గృహ్ణందేర్యద్ధస్తేన హస్తేన కండూయేత కండూయేత పామనం భావుకా పామనం భావుకా ప్రజా పామనం భావుకా ఇది పామనం భావుకా ప్రజా స్యు ప్రజా ఇది ప్రజా స్యుర్యత్స్మయేత స్మయేత నగ్నం భావుకా నగ్నం భావుకా కృష్ణ విషాణయ నగ్నం భావుకా ఇది నగ్నం భావుకా కృష్ణ విషాణయ కండూయతే కృష్ణ విషాణయేతి కృష్ణ విషాణయ కండూయతే విగృహ్య అభిగృహ్య స్మయతే అభిగృహ్యేత్యపిగృహ్య స్మయతే ప్రజానా ప్రజానా గోపీఠాయ ప్రజానామిది ప్రజానా గోపీఠాయ నపురా పురా దక్షిణాభ్య దక్షిణాభ్యో నేతో నేతో కృష్ణ విషాణా కృష్ణ విషాణామవ కృష్ణ విషాణామిది కృష్ణ విషాణా అవచృతేర్పురా పురా దక్షిణాభ్య దక్షిణాభ్యో నేతో నేతో కృష్ణ విషాణా కృష్ణ విషాణామవచృతేర్ కృష్ణ విషాణామిది కృష్ణ విషాణా అవచృతేర్ద్యోని అవచృతేర్విత్యవచృతేర్ ద్యోని ప్రజానా ప్రజానా పరాపాతుకా ప్రజానామిది ప్రజానా పరాపాతుకా స్యాత్ పరాపాతుకేది పరాపాతుకా సమ్మీతాసు మీతాసు దక్షిణాసు దక్షిణాసు చాత్వాలే చాత్వాలే కృష్ణ విషాణా కృష్ణ విషాణా ర కృష్ణ విషాణామిది కృష్ణ విషాణా ప్రాస్యతి పశ్యతి యోని యోనిర్వై వై యజ్ఞస్య చాత్వారం చాత్వారం యోని యోని కృష్ణ విషాణా కృష్ణ విషాణా యోనౌ కృష్ణ విషాణేతి కృష్ణ విషాణా యోనావేవ ఏవయోని యోని దధాది దధాది యజ్ఞస్య యజ్ఞస్య సయోనిత్వాయ సయోనిత్వాయేపి సయోనిత్వాయ వాగ్వై వై దేవేభ్య దేవేభ్యోప అపాక్రామద్ అక్రామద్విజ్ఞాయ యజ్ఞాయాదిష్టమానా అదిష్టమానా సా సా వనస్పతీన్ వనస్పతీంద్ర ప్రావిశవ్ అవిశసా ఏషా వాగ్ వాగ్వనస్పతిషు వనస్పతిషు వదతి వదతి యాదుందుభౌ యాతూణవే తూణవే యా వీణాయా వీణాయాీక్షితదండం దీక్షితదండం ప్రయచ్చతి దీక్షితదండమితి దీక్షితదండం ప్రయచ్చతి వాచం ప్రయచ్చతీతి ప్రయచ్చతి వాచమేవ ఏవ అవరుంధే రంధవౌదుంబర ఔదుంబరో భవతి భవత్యోర్గ్ ఊర్గ్వై వా ఉదంబర ఉదంబర ఊర్జం ఊర్జమేవ ఏవ అవరుంధే రుంధే ముఖేన ముఖేన సంమిత సంమితో భవతి సంమిత ఇది సాంమిత భవతి ముఖత ముఖత ఏవాస్మై అస్మా ఊర్జం ఊర్జం దాది దాది తస్మాత్ తస్మాన్మఖర మఖర ఊర్జా ఊర్జా ముందుదే ముందుదే క్రీడే క్రీడే సోమే సోమే మైత్రావృణాయ మైత్రావృణాయ దండం మైత్రావృణాయేతి మైత్రావృణాయ దండం ప్ర ప్రయచ్చతి యచ్చతి మైత్రావృణ మైత్రావృణో హి మైత్రావృణ ఇది మైత్రావృణ హి పురస్తాద్ పురస్తాదృత్తిభ్య పృత్తిభ్యో వాచం పృత్తిభ్యై తృత్తిభ్య వాచం విభజతి విభజతి తా విభజతీతి విభజతి తా మృత్విజ ఋత్విజో యజమానే యజమానే ప్రతి ప్రతిష్టాపయంతి స్థాపయంతి స్వాహ స్వాహా యజ్ఞం యజ్ఞం మనసా మనసేతి ఇత్యాహ ఆహ మనసా మనసా హి హి పురుష పురుషో యజ్ఞం యజ్ఞమభిగచ్చతి అభిగచ్చతి స్వాహ అభిగచ్చతీత్యభిగచ్చతి స్వాహాద్యా పృథివీభ్యాం ద్యావా పృథివీభ్యామితి ద్యావా పృథివీభ్యామితి ద్యావా పృథివీభ్యాం ఇత్యాహ ఆహ ద్యావా పృథివ్యో ద్యావా పృథివ్యోరి ద్యావా పృథివ్యోరితి ద్యావా పృథివ్యో హి యజ్ఞ యజ్ఞస్వాహ స్వాహోరో ఉరోరంతరిక్షాద్ అంతరిక్షాది ఇత్యాహ ఆహాంతరిక్షే అంతరిక్షే హి యజ్ఞ యజ్ఞస్వాహ స్వాహయజ్ఞం యజ్ఞం వాతాత్ వాతాదా ఆరభే రభయతి ఇత్యాహ ఆహాయం అయం వావ వావయ యః పవతే పవతే సహ స యజ్ఞ యజ్ఞస్తం తమేవ ఏవ సాక్షాద్ సాక్షాదా సాక్షాది స అక్షాద్ ఆరభతే రభతే ముష్టీ ముష్టీకరోతి ముష్టీతి ముష్టీ కరోతి వాచం వాచం యచ్చతి యచ్చతి యజ్ఞస్య యజ్ఞస్య ధృత్యై ధృత్యా అలీక్షిష్ట అలీక్షిష్టాయం అయం బ్రాహ్మణ బ్రాహ్మణైతి త్రిపాగుంషు ఉపాగశ్వాహ ఉపాగశ్రిత్యుపాగుంషు ఆహ దేభ్యవైనం ఏనం ప్రాహ ఆహత్రి త్రివృచ్చై ఉచ్చైరుభయేభ్య ఉభయేభ్యవైనం ఏనం దేవమనుష్యేభ్యవమనుష్యేభ్య దేవమనుష్యేభ్యైతి దేవా మనుష్యేభ్య ప్రాహ ఆహన నపురా పురా నక్షత్రేభ్య నక్షత్రేభ్యోవాచం వాచం వి విసృజేర్ సృజేద్యురా పురా నక్షత్రేభ్య నక్షత్రేభ్యోవాచం వాచం విసృజేర్ విసృజేర్యజ్ఞం విసృజేది విసృజేర్ యజ్ఞం వి విచ్ఛిన్యాద్ సింధ్యాదుదిదేషు ఉదిదేషు నక్షత్రేషు ఉదితేషు నక్షత్రేషు వ్రతం వ్రతం కృణత కృణతేతి వాచం వాచం వి విసృజతి సృజతిజ్ఞం వ్రత యజ్ఞం వ్రతో వై యజ్ఞం వ్రత ఇది యజ్ఞావ్రత వై దీక్షిత దీక్షితో యజ్ఞం యజ్ఞమే ఏవాభి అభివాచం వాచం వి విసృజతి సృజతి యది విసృజేర్ విసృజేద్వైష్ణవీం విసృజేది విసృజేర్ వైష్ణవీమృజం వృషమను అనుబ్రూయాద్ బ్రూయాద్యజ్ఞ యజ్ఞో వై వై విష్ణు విష్ణుర్యజ్ఞేన యజ్ఞేనైవ యజ్ఞం యజ్ఞపుంసం సంతనోది తనోతి దైవీం దైవీంద్రియం ధియం మనామహే మనామహ ఇది ఇత్యాహ ఆహయజ్ఞం యజ్ఞమేవ ఏవద తన్మరేది మృదేది సుపారా సుపారాన సుపారేది సుపారా నో అసత్ అసద్వశే వశైది ఇత్యాహ ఆహవ్యుష్టిం వ్యుష్టిమేవ వ్యుష్టిమిది వృష్టిం ఏవృంధే వృంధే బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంది బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంది హోతవ్యం హోతవ్యం దీక్షితస్య దీక్షితస్య గృహా హోతవ్యాది హరి హరిర్వై వై దీక్షిత దీక్షితో యజ్జుహుయాద్ జుహుయాద్యజమానస్ యజమానస్యావదాయ అవదాయ జుహుయాద్ అవదాయేత్యవాదాయ జుహుయాద్యత్ యన్న నజుహుయాద్ జుహుయాద్యజ్ఞపరుః యజ్ఞపరురంతః యజ్ఞపరురి యజ్ఞపరుః అంతరియాద్ ఇయాద్యే ఏ దేవాః దేవా మనోజాతాః మనోజాతా మనోయుజః మనోజాతా ఇది మనః జాతాః మనోయుజైతి మనోయుజైతి మనః యుజః ఇత్యాహ ఆహ ప్రాణాః ప్రాణా వై ప్రాణా ఇది ప్రాణాః వై దేవాః దేవా మనోజాతాః మనోజాతా మనోయుజః మనోజాతా ఇది మనః జాతాః మనోయుజస్తేషు మనోయుజ ఇది మనః యుజః తేష్వేవ ఏవ పరోక్షం పరోక్షం జుహోతి పరోక్షమిది పరహాక్షం జుహోతి తన్న నేవ ఇవ హుతం హుతన్న నేవ ఇవాహుతం అహుతం స్వబంధం స్వబంధం వై వై దీక్షితం దీక్షితం రక్షాగుంసి రక్షాగుంసి దిఘాగుంసంది దిఘాగుంసంత్యగ్ని అగ్ని ఖలు ఖలు వై వై రక్షోహ రక్షోహాగ్నే రక్షోహేతి రక్ష అగ్నే త్వం త్వగుంసు సుజాగ్రి జాగ్రి వయం వయగుంసు సుమందిషీమహి మందిషీమహీతి ఇత్యాహ ఆహాగ్ని అగ్నిమేవ ఏవాధిపాం అధిపాం కృత్వా అధిపామిత్యధీపాం కృత్వా స్వవిది స్వవిది రక్షసాం రక్షసామపహత్యై అపహత్యా అవ్రత్యం అపహత్యా ఇత్యపహత్యై అవ్రత్యమివ ఇవ మై వా ఏష కరోతి కరోతి యః యో దీక్షిత దీక్షిత స్వభి స్వభి త్వం త్వమగ్నే అగ్నే వ్రతపాః వ్రతపా అసి వ్రతపా ఇది వ్రతపాః అసీతి ఇత్యాహ ఆహాగ్నిః అగ్నిర్వై వై దేవానాం దేవానాం వ్రతపతిః వ్రతపతిః సః వ్రతపతిరితి వ్రతపతిః స ఏవ ఏవైనం ఏనం వ్రతం వ్రతమా ఆలంభయతి లంభయతి దేవ దేవ ఆమర్త్యేషు మర్త్యేష్వా ఏతి ఇత్యాహ ఆహ దేవ దేవో హి ఏష సన్ సన్మర్త్యేషు మర్త్యేషు త్వం సంయజ్ఞేషు యజ్ఞేష్ీజ్య ఈజ్యై ఇత్యాహ ఆహైతం ఏతగం హి యజ్ఞేషు యజ్ఞేష్ీడలే ఈడలేప అభవై వై దీక్షిదాద్ దీక్షిదాత్ సుషుపుష సుషుపుష ఇంద్రియం ఇంద్రియం దేవతాః దేవతాః క్రామంది క్రామంది విశ్వే విశ్వే దేవాః దేవా అభి అభిమాం మామా ఆవవృత్రన్ అవవృత్రన్ ఇది ఇత్యాహ ఆహేంద్రియేణ ఇంద్రియేణైవ ఏవైనం ఏనం దేవతాభిస్సం సన్మయతి నయతిరేతద్దు యజుర్న బ్రూజాద్వ్యావత యావతదేవ పశూన్ పశూనభి అభిదీక్షేత దీక్షేత తావంత తావంతోస్య అస్య పశవ పశవ స్యు స్యూలాస్వేత్సోమ సోమా ఆభూయ భూయోభర ధరేతి ఇత్యాహ ఆహాపరిమితాన్ అపరిమితానేవ అపరిమితానిత్యపరిమితాన్ ఏవ పశూన్ పశూనవ అవరుంధే రుంధే చంద్రం చంద్రమసి అసి మమ భోగాయ భోగాయ భవ భవేతి ఇత్యాహ ఆహ యథాదేవతం యథాదేవతమేవ యథాదేవతమిది యథాదేవతం ఏనాహ ఏనాస్ప్రతి ప్రతిగృహాది గృహాది వాయవే వాయవే త్వా వరుణాయ వరుణాయ త్వా వేతి యదేవం ఏమేతా ఏతాన నానుదిశేద్ అనుదిశేదయథాదేవతం అనుదిశేదిత్యనుదిశేద్ అయథాదేవతం దక్షిణా అయథాదేవతమిత్యథాదేవతం దక్షిణాగమయేద్ గమయేనా ఆ దేవత దేవతాభ్యో వృష్యేత దృశ్యేతయత్ యదేవం ఏమేతా ఏతా అనుదిశతి అనుదిశతి యథాదేవతం అనుదిశతీత్యనుదిశతి యథాదేవతమేవ యథాదేవతమిది యథాదేవతం ఏ దక్షిణా దక్షిణాగమయతి గమయతి న దేవతాభ్య దేవతాభ్య ఆవృశ్యతే దృశ్యతే దేవీ దేవీనాప ఆపో అవాహం అవాన్నపాత్ నపాది ఇలాహ ఆహయద్వ భోమేధ్యం మేధ్యం యజ్ఞం యజ్ఞకం సదేవం సదేవం తద్ సదేవమిది సా దేవం తద్వ భోమా మావ అవక్రమిషం క్రమిషమిది ఇదిలావ వైదాహ ఆహాచ్ఛిన్నం అచ్ఛిన్నం తంతు తంతం పృథివ్యా పృథివ్యాను అనుగేషం గేషమిది ఇహ ఆహ సేతు సేతుమేవృత్తి అత్యేతి ఏతీతి ఏవా వై వై దేవజనం దేవజనమధ్యవసాయ దేవజనమితి దేవాయజనం అధ్యవసాయ దిశ అధ్యవసాయేత్యభి అవసాయ దిశో న ప్రజానన్ అజానందే ఏణ్య అన్యోన్యం అన్యముప ఉపాధావన్ అధావన్ త్వయా త్వయా ప్రజానామ జానామత్వయా త్వయేతి అదిత్యాగుంసం సమర్థయంత అధ్రియంత త్వయా త్వయా ప్రజానామ జానామేతి ఇది సా సాబ్రవీద్ అబ్రవీద్వరం వరం వృణై వృణై మత్రాయణా మత్రాయణా మత్రాయణాయణా యజ్ఞామధుదయనా మధుదయనాసన్ మధుదయనా మధువయనా అసన్నిది ఇది తస్మాత్ తస్మాదాదిత్య ఆదిత్య ప్రాయణీయ ప్రాయణీయో యజ్ఞానా ప్రాయణీయేది ప్రాయణీయ యజ్ఞానామాదిత్య ఆదిత్య ఉదయనీయ ఉదయనీయ పంచ ఉదయనీయ ఇత్యుదయనీయ పంచదేవతా దేవతయజతి యజతి పంచ పంచదశ దిశో దిశా దిశా ప్రజ్ఞాతి ప్రజ్ఞాత్యా అథో ప్రజ్ఞాత్యాది ప్రజ్ఞాతి అథో పంచాక్షర అథో ఇథో పంచాక్షరా పంక్తి పంచాక్షరే పంచాక్షర పంక్తి పాంగ పాంగో యజ్ఞ యజ్ఞో యజ్ఞం యజ్ఞమేవ ఏవా అవరుంధే రుంధే ప్రత్యా ప్రత్యాగ స్వస్తిం స్వస్తిమయజన్ అయజన్ ప్రాచీ ప్రాచీమేవ ఏతయా తయాదిశం దిశం ప్రజానన్ అజానన్నగ్నా అగ్నినా దక్షిణ దక్షిణా సోమేన సోమేన ప్రదీజీ ప్రదీజీగం సవిత్ర సవిత్రీజీ ఉదీచీమదిత్యా అదిత్యోర్ధ్వా ఊర్ధ్వామ్యా పచ్చాగ స్వస్తిం స్వస్తియే ప్రాచీ ప్రాచీమేవ ఏతయా తయాదిశం దిశం ప్రజానాది జానాది పచ్చాం పచ్చాగ స్వస్తిం స్వస్తిమిష్వా ఇష్వాగ్నిశోమౌ అగ్నిశోమౌ యజతి అగ్నిశోమావిత్యగ్నిశోమౌ యజతి రక్షుషీ చక్షుషీ వై చక్షుషీ ఇది చక్షుషీ వా ఏతేయజ్ఞేదగ్నిశోమౌ అగ్నిశోమౌ తాభ్యాం అగ్నిశోమావిత్యగ్నిశోమౌ తాభ్యామేవ ఏవాను అనుపశ్యతి పశ్యద్యగ్నిశోమౌ అగ్నిశోమా విశ్వా అగ్నిశోమావిత్య సోమో ఇష్టా సవితర్ప్రసోదర్ప్రసోద సవితర్ప్రసోదైతి సవితర్ప్రసోద ఏవాను అనుపశ్యతి పశ్యతి సవితరమిష్వా ఇష్టాది అదితిజతి యజదీజం ఇయమ్ వై వా అదితి అదితిరస్యాం అస్యామేవ ఏ ప్రతిష్టాయ ప్రతిష్టాయాను ప్రతిష్టాయేది ప్రతిష్టాయ అనుపశ్యతి పశ్యత్యది అదితిమిష్వా ఇష్వామారుతి మారుతీమృషం వృషమను అన్వాహ ఆహమరుత మరుతో వై వై దేవానాం దేవానాం విష విషో దేవ విషం దేవ విషం ఖలు దేవ విషమితి దేవా విషం ఖలు వై వై కల్పమానం కల్పమానం మనుష్య విషం మనుష్య విషమను మనుష్య విషమితి మనుష్యా విషం అనుకల్పతే కల్పతే యన్మారుతీం మారుతీమిషం విషమన్వాహ అన్వాహ విషా అన్వాహేతి నోవాహ విషాం కృత్యై కృత్యై బ్రహ్మవాదిన బ్రహ్మవాదిన వదంది బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంది ప్రయాజవద్ ప్రయాజవదనూయాజం ప్రయాజవతి ప్రయాజావత్ అననూయాజం రాయణీయం అననూయాజమిత్యననూయాజం రాయణీయం కార్యం రాయణీయమిది ప్రాయణీయం కార్యమనూయాజవత్ అనూయాజవద ప్రయాజం అనూయాజవదిత్యనూయాజావత్ అప్రయాజమదయనీయం అప్రయాజమిత్యప్రయాజం ఉదయనీయమితి ఉదయనీయమిత్యుదయనీయం ఇతిమే ఇమే వై వై ప్రయాజాః ప్రయాజా అమీ ప్రయాజా ఇది ప్రయాజాః అమీ అనూయాజాః అమీ ఇత్యమీ అనూయాజాః సా అనూయాజా ఇత్యనూయాజాః సైవ ఏవ సాయస్య యజ్ఞస్య సందతి సందతిస్తత్ సందతిర్సందతి తథా నార్యం కార్యమాత్మా ఆత్మా వై వై ప్రయాజా ప్రజా ప్రయాజా ప్రజానూయాజా ప్రజేది ప్రజా అనూయాజాయత్ అనూయాజా ఇత్యనూయాజాః ప్రయాజాన్ ప్రయాజానంతర్యాద్ ప్రయాజాని ప్రజాజాన్ అంతర్యాదాత్మానం అంతర్యాదిత్యంతః ఇయాద్ ఆత్మానమంద అంతర్యాద్ ఇయాద్యదనూయాజాన్ అనూయాజానంతర్యాద్ అనూయాజానిత్యనూయాజాన్ అంతర్యాద్ ప్రజా అంతర్యాదిత్యంతః ఇయాద్ ప్రజామంద ప్రజాది ప్రజా అంతర్యాద్ ఇయాద్యత ఖలు ఖలు వై వై యజ్ఞస్య యజ్ఞస్య విదతస్య విదతస్య న విదతస్య న క్రియతే తదను అను యజ్ఞ యజ్ఞపరా పరాభవతి భవతి యజ్ఞం యజ్ఞం పరాభవందం పరాభవందం యజమాన పరాభవందమిది పరాభవందం యజమానోను అనుపరా పరాభవతి భవతి ప్రజావద్ ప్రజావదేవ ప్రజావతి ప్రజావద్ ఏవానూయాజవద్ అనూయాజవత్రాయణీయం అనూయాజవదిత్యనూయాజావత్ రాయణీయం కార్యం రాయణీయమిది ప్రాయణీయం కార్యం ప్రజావద్ ప్రజావదనూయాజవద్ ప్రజావతి ప్రజావద్ అనూయాజవదుదయనీయం అనూయాజవదిత్యనూయాజావత్ ఉదయనీయం న ఉదయనీయమిత్యుదయనీయం నాత్మానం ఆత్మానమంతరేతి అంతరేతి న అంతరేతీత్యంతేతి న ప్రజా ప్రజాన్న ప్రజామిది ప్రజా యజ్ఞ యజ్ఞ పరాభవతి పరాభవతి న పరాభవతీతి పరాభవతి న యజమాన యజమాన ప్రాయణీయస్ ప్రాయణీయస్ నిష్కాసే ప్రాయణీయస్యతి ప్రాయణీయస్ నిష్కాస ఉదయనీయం ఉదయనీయమభి ఉదయనీయమిత్యుదయనీయం అభిని నిర్వపతి వపతి సా సైవ ఏవ సా యజ్ఞస్య యజ్ఞస్య సందతి సందతిర్యాః సందతిర్సంవృతి ప్రాయణీయస్య ప్రాయణీయస్య రాజ్యాః ప్రాయణీయస్యేతి ప్రాయణీయస్య రాజ్యాయత్ యత్తాః సా ఉదయనీయస్య ఉదయనీయస్య రాజ్యాః ఉదయనీయస్యేతి ఉదయనీయస్య రాజ్యాః కుర్యాద్ కుర్యాత్ ప్రాంగ పరాగమం అమం లోకం లోకమా ఆరోహేర్ రోహే ప్రమాయుగ ప్రమాయుగ సద్ ప్రమాయుగైరి ప్రామాయుగ సద్యా యాస్ప్రాయణీయస్య ప్రాయణీయస్ భవనువాక్యా ప్రాయణీయస్యేది ప్రాయణీయస్ రోనువాక్యాస్తానువాక్యాది పునః అనువాక్యా సా ఉదయనీయస్య ఉదయనీయస్య రాజ్యాః ఉదయనీయస్యేత్యుదయనీయస్య రాజ్యాః కరోతి కరోత్యస్మిన్ అస్మిన్నేవ ఏవ లోకే లోకే ప్రతి ప్రతిష్టతి నిష్టతి నిష్టతి కదృశ స వై వై సువర్ణీ సువర్ణీ సువర్ణీతి సువర్ణీ ఆత్మరూపయో ఆత్మరూపయోరస్పర్ధేత ఆత్మరూపయోరిత్యాత్మరూపయో అస్పర్ధేత హింసా సా కద్రూ కద్రోత్సువర్ణీ సువర్ణీమజయత్ సువర్ణీమితి సువర్ణీ అజయత్ సా సాబ్రవీద్ అబ్రవీద్ తృతీయస్యా తృతీయస్యామి ఇదో దివి దివి సోమ సోమస్తం తమా ఆహర అరతేన తేనాత్మాన ఆత్మానన్ని నిష్క్రీణీష్ క్రీణీష్వేతి ఇయమ్ ఇయమ్ వై వై కద్రూ కద్రూరసౌ అసౌ సువర్ణీ సువర్ణీ ఛందాగుంసి సువర్ణీతి సువర్ణీ ఛందాగుంసి సౌవర్ణేయా సౌవర్ణేయా సాబ్రవీద్ అబ్రవీదస్మై అస్మై వై వై పితరౌ పితరౌ పుత్రాన్ పుత్రాన్ విభృద విభృతృతీయస్యాం తృతీయస్యామి ఇతో దివి దివి సోమ సోమస్తం తమా ఆహర అరతేన తేనాత్మాన ఆత్మానన్ని నిష్క్రీణీష్ క్రీణీష్యేతి ఇది మా మా కద్రూ కద్రూరవోచత్ అవోచరితి జగతి జగత్యుత్ ఉదవదత్ అవదత్ చతుర్దశాక్షరా చతుర్దశాక్షరా సతీ చతుర్దశాక్షరే చతుర్దశాక్షరా సతీ సా ప్రాప్య అప్రాప్యని అప్రాప్యేద్యప్రాప్య న్యవర్తత అవర్తత తస్యై తస్యై ద్వే ద్వే అక్షరే ద్వే ఇది ద్వే అక్షరే అమీయేతాం అక్షరేత్యక్షరే అమీయేతాగుంసా సా పశుభిః పశుభిశ్చ పశుభిరితి పశుభిః దీక్షయా దీక్షయా చ ఆగచ్చత్ అగచ్చత్తస్మాత్ తస్మాజ్జగతి జగతి ఛందసా ఛందసాం పశవ్యతమా పశవ్యతమా తస్మాత్ పశవ్యతమేది పశవ్యాతమా తస్మాత్ పశుమందం పశుమందం దీక్షా పశుమందమితి పశుమందం దీక్షోప ఉపనమతి నమతి త్రిష్టుక్ త్రిష్టుకుత్ ఉదపదత్ అపదత్ త్రయోదశాక్షరా త్రయోదశాక్షరా సతీ త్రయోదశాక్షరేది త్రయోదశాక్షరా సతీ సా ప్రాప్య అప్రాప్యని అప్రాప్యేత్యప్రాప్య న్యవర్తత అవర్తత తస్యై తస్యై ద్వే ద్వే అక్షరే ద్వే ఇది ద్వే అక్షరే అమీయేతా అక్షరే ఇత్యక్షరే అమీయేతాగుంసా సా దక్షిణాభి దక్షిణాభిశ్చ తపసా తపసా చాగచ్చత్ అగచ్చత్తస్మాత్ తస్మాత్ త్రిష్టుప త్రిష్టుపో లోకే లోకే మాధ్యందినే మాధ్యందినే సవనే సవనే దక్షిణా దక్షిణా నీయందే నీయంత ఏతత్ ఏతత్ ఖలు ఖలు వావ వావ తప తప ఇది ఇత్యాహు ఆహుర్య యస్వం స్వం దాది దాదీతి ఇది గాయత్రీ గాయత్రిత్ ఉదపదత్ అపదచ్చతురక్షరా చతురక్షరా సతీ చతురక్షరేతి చతుః అక్షరా సత్యజయా అజయా జ్యోతిషా జ్యోతిషాదం తమస్యై అజాభి అభ్యరుంధ అరుంధత తదజాయా అజాయాజత్వం అజత్వంసా అజద్వమిద్యజాద్వం సా సోమం సోమం చాహరత్ అహరచత్వారి చత్వారి చాక్షరాణి అక్షరాణి సాష్టాక్షరా అష్టాక్షరా సమ్ అష్టాక్షరేద్యష్టాక్షరా సమపద్యత అపద్యత బ్రహ్మవాదిన బ్రహ్మవాదిన వదంది బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంది కస్మాత్ కస్మాత్ సత్యాత్ సత్యాగాయత్రీ గాయత్రీ కనిష్ట కనిష్టా ఛందసా ఛందసాం సతీ సతీ యజ్ఞముఖం యజ్ఞముఖం పరి యజ్ఞముఖమితి యజ్ఞాముఖం పరీయాయ ఇయాయేతి ఇదియత్వాద అద సోమం సోమమా ఆహరత్ అహరత్తస్మాత్ తస్మాజ్ఞముఖం యజ్ఞముఖం వరి యజ్ఞముఖమితి యజ్ఞముఖం పర్యైత్ అయిత్తస్మాత్ తస్మాత్ తేజస్వినీతమా తేజస్వినీతమా పద్భ్యా తేజస్వినీతమేది తేజస్వినీతమా పద్భ్యాం ద్వే పద్భ్యామితి పదర్భ్యాం ద్వే సవనే ద్వే ఇది ద్వే సవనే సమగృహాత్ సవనే ఇది సవనే సమగృహాన్ముఖేన సమగృహాది సమగృహాత్ ముఖేనైకం ఏకయ్యత్ యన్ముఖేన ముఖేన సమగృహాత్ సమగృహాత్త సమగృహాది సమగృహాత్ తదధయత్ అధయత్తస్మాత్ తస్మాద్వే ద్వే సవనే ద్వే ఇది ద్వే సవనే శుక్రవతీ సవనే ఇది సవనే శుక్రవతీ ప్రాతస్సవనం శుక్రవతీ శుక్రావతి ప్రాతస్సవనం చ రాజస్వనమితి ప్రాత సవనం సమాధ్యంగినం మాధ్యంగినం చతస్మాత్ తస్మాత్ తృతీయసవనే తృతీయసవన ఋషీశం తృతీయసవన ఇది తృతీయసవనే ఋషీశమభి అభిషుణ్వంతి శృణ్వంతి ధీతం ధీతమివ ఇవ హి మన్యంతే మన్యంత ఆశిరం ఆశిరమవ అవమేతి వయతి సశుక్రాయ సశుక్రాయ అథో సశుక్రాలేతి సశుక్రాయ అథోసం అథో ఇథో సంభరతి భరందేవ ఏవైనత్ ఏనత్తం తగం సోమం సోమమాహ్రియమాణం ఆహ్రియమాణం గంధర్వః ఆశ్రియమాణమిత్యా ఆశ్రియమాణం గంధర్వో విశ్వావసవ విశ్వావసవ పరై విశ్వావసరి విశ్వావసవ పర్యముష్ణాద్ అముష్ణాథ సతిస్ర తిస్రో రాత్రీ రాత్రే పరిముషిద పరిముషితోవసత్ పరిముషిత ఇది పరిముషిద అవసత్తస్మాద్ తస్మాత్తిస్ర తిస్రో రాత్రీ రాత్రీ క్రీత క్రీత సోమ సోమో వసతి వసతి దేవాబ్రువన్ అబ్రువన్ శ్రీరామా శ్రీరామా వై శ్రీరామాయి శ్రీరామా వైగంధర్వా గంధర్వా స్త్రియా స్త్రియామి నిష్క్రీణామ క్రీణామేతి ఇది తే వాచం వాచగ్రస్త్రియం స్త్రియమేకహాయనీ ఏకహాయనీ కృత్వా ఏకహాయనీమిత్యేకహాయనీ కృత్వా తయా తయాని నిరక్రీణన్ అక్రీణన్ సా రోహిత్ రోహిద్రూపం రూపం కృత్వా కృత్వా గంధర్వేభ్యో అపక్రమ్య అపక్రమ్యాతిష్టత్ అపక్రమ్యేత్యపాక్రమ్య అతిష్టత్ తద్్రోహిత రోహితో జన్మ జన్మతే ఏ దేవా దేవా అబ్రువన్ అబ్రువన్నప అపయుష్మత్ యుష్మదక్రమీద్ అక్రమీన్న నాస్మాన్ అస్మానుపావర్తతే ఉపావర్తతేవి ఉపావర్తతవర్తతే విశ్వయామహై ప్రయామహాయి ఇది బ్రహ్మ బ్రహ్మగంధర్వా గంధర్వా అవదన్ అవదన్నగాయన్ అగాయన్ దేవాన్ గాయత గాయత ఉపావర్తత ఉపావర్తత తస్మాద్ ఉపావర్తతేతి ఆవర్తత తస్మాద్గాయంతం గాయంతగ్స్త్రియ స్త్రియ కామయంతే కామయంతే కాముకా కాముకాయనం ఏనగ్స్త్రియ స్త్రియోవంతి భవంతిరేం ఏం వేద వేదాథో అథోయ అథోరిథో ఎలేం ఏం విద్వాన్ విద్వానపి అభిజన్యేషు జన్యేషు భవతి భవతి తేభ్యేభ్యవ దరది దదత్యుత ఉదయద్బహుదయా బహుదయా బహుదయా బహుదయాకహాయన్యా ఏకహాయన్యా క్రీణాది ఏకహాయన్యేకాహాయన్యా క్రీణాది వాచా వాచైల ఏనం ఏనకం సర్వయా సర్వయా క్రీణాది క్రీణాది తస్మాత్ తస్మాదేకహాయనా ఏకహాయనా మనుష్యా ఏకహాయనాకాహాయనా మనుష్యా వాచం వాచం వదంది వదంత్యకూటయా అకూటయా కన్నయా అకర్ణయా కానయా అకానయా శ్లోనయా అశ్లోనయా సప్తశభయా అసప్తశభయా క్రీణాది అసప్తశభయేత్యసప్తశభయా క్రీణాది సర్వయా సర్వైవ ఏవైనం ఏనం క్రీణాది క్రీణాది యచ్చేతయా శ్వేతయా క్రీణీయాద్ క్రీణీయాద్దుశ్చర్మ దుశ్చర్మ యజమాన దుశ్చర్మేది దుఃచర్మ యజమాన సద్ సద్కృష్ణయా కృష్ణయా నుస్తరణీ అనుస్తరణీ సద్ అనుస్తరణీత్యనుస్తరణీ యాత్ ప్రమాయుక ప్రమాయుకో యజమాన ప్రమాయుకైతి ప్రామాయుక యజమాన సద్ సద్ యద్విరూపయా ద్విరూపయా వార్త్రఘ్నీ ద్విరూపయేది ద్విరూపయా వార్త్రఘ్నీ సద్ వార్త్రఘ్నీతి వార్త్రాఘ్నీ యాత్స స వా వాణ్యం అన్యం జినీయాద్ జినీయాత్తం సంవా వాణ్య అన్యోజినీయాద్ జినీయాదరుణయా అరుణయా పింగాక్ష్యా పింగాక్ష్యా క్రీణాది పింగాక్ష్యేది పింగాక్ష్యా క్రీణాద్వేదద్ ఏతద్వై వై సోమస్య సోమస్ రూపం రూపగ్రస్వయా స్వయైవ ఏవైనం ఏనం దేవతయా దేవతయా క్రీణాది క్రీణాదీతి క్రీణాది తద్భిరణ్యం హిరణ్యమభూత్ అభవత్తస్మాత్ తస్మాదభ్య అభ్యో హిరణ్యం అభ్యభ్య హిరణ్యం వృణందే వృణందిర్బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంది బ్రహ్మవాదిన బ్రహ్మవాదిన వదంది కస్మాత్ కస్మాత్ సత్యాత్ సత్యాదనస్థిరేణ అనస్థిరేణ ప్రజా ప్రజా ప్రవీయంతే ప్రజా ఇది ప్రజా ప్రవీయంతే స్థన్వదీ ప్రవీయంతే ఇది ప్రావీయంతే అస్థన్వదీర్జాయంతే అస్థన్వదీరిత్యస్థన్వదీ జాయంతరితి యద్ధిరణ్యం హిరణ్యం ఘతే ఘతే అవధాయ అవధాయ జుహోతి అవధాయేత్యవధాయ జుహోతి తస్మాత్ తస్మాదనస్తికేన అనస్తికేన ప్రజా ప్రజా ప్రజాయుజా ప్రవీయందే గీయందే స్థన్వదీ అస్థన్వదీర్జాయందే అస్థన్వదీరిత్యస్థన్వదీ జాయంతజేతత్ ఏతద్వై వా అగ్నే అగ్నే ప్రియమ్ ప్రియమ్ ధామ ధామయత్ఘృతం ఘృతం తేజ తేజో హిరణ్యం హిరణ్యమియమ్ ఇయమ్ తే తే శుక్ర శుక్రతనో తనోరిదం ఇదం వర్చ వర్చైతి ఇత్యాహ ఆహ సతేజసం సతేజసమేవ సతేజసమితి సా తేజసం ఏవైనం ఏనగం సతనం సతనం కరోతి సతనమితి సాతను కరోత్యసో అసోసం అసో విద్యసో సంభరతి భరత్యేవ ఏవైనం ఏనయ్యద్ధం అబద్ధమవద్యాద్ అవదధ్యాద్గర్భాహ అవదధ్యాదిత్యవాదధ్యాద్ గర్భా ప్రజానాం ప్రజానాం రాపాదుకాః ప్రజానామితి ప్రజానాం రాపాదుకా స్యుః రాపాదుకాయుపరాపాదుకాః స్యుర్బద్ధం బద్ధమవ అవదధాది దాది గర్భాణాం గర్భాణాం ధృత్యై ధృత్యై నిష్కర్త్యం నిష్కర్త్యం బధ్నాది బధ్నాది ప్రజానాం ప్రజానాం ప్రజననాయ ప్రజానామితి ప్రజానాం ప్రజననాయ వాగ్ ప్రజననాయేది ప్రజననాయ వాగ్వై వాషా ఏషాయత్సోమక్రయణీ సోమక్రయణీ జూ సోమక్రయణీతి సోమాక్రయణీ జూరసి అసీతి ఇత్యాహ ఆహయద్ధి హి మనసా మనసా జవతే జవతే తద్వాచా వాచా వదతి వదతి ధృతా ధృతా మనసా మనసేతి ఇత్యాహ ఆహ మనసా మనసా హి ఇవాద్ వాగ్ధృతా ధృతా జుష్టా జుష్టా విష్ణవే విష్ణవైతి ఇత్యాహ ఆహయజ్ఞ యజ్ఞో వై వై విష్ణు విష్ణుర్యజ్ఞాయ యజ్ఞానీవ ఏవైనాం ఏనాం జుష్టాం జుష్టానం కరోతి కరోతి తస్యాః తస్యాస్తే తే సత్యసవసః సత్యసవసః ప్రసవే సత్యసవసమితి సత్యాసవసః ప్రసవైతి ప్రసవైతి ప్రాసవే ఇతి చాహ ఆహ సవితృప్రసూతాం సవితృప్రసూతామేవ సవితృప్రసూతామితి సవితృప్రసూతాం ఏవాచం వాచమవ అవరుంధే రుంధే కాండే కాండే కాండే కాండే వై కాండే కాండేతి కాండే కాండే వై క్రియమాణే క్రియమాణే యజ్ఞం యజ్ఞం రక్షాగుంసి రక్షాగుంసి విభాగుంసంది విభాగుంసంకేష ఏష ఖలు ఖలు వై వా అరక్షోహత అరక్షోహత పంథాహ అరక్షోహత ఇత్యరక్షాహత పంథాయ యోగ్నే అగ్నేశ్చ సూర్యస్య సూర్యస్య చ సూర్యస్య సూర్యస్య చక్షు చక్షురా ఆరుహం అరుహమగ్నే అగ్నే రక్ష అక్ష కనీనికా కనీనికామిది ఇత్యాహ ఆహయ యదేవ ఏవారక్షోహత అరక్షోహత స్పంధాహ అరక్షోహత ఇత్యరక్షాహ స్పంధాస్తం సర్వం సమారోహతి సమారోహతి వాగ్ సమారోహతీతి సమ్ ఆరోహతి వాగ్వై వాషా ఏషాయత్ యత్సోమక్రయణీ సోమక్రయణీ చిత్ సోమక్రయణీతి సోమాక్రయణీ చిరసి అసి మనా మనాసి అసీతి ఇత్యాహ ఆహ శాస్తి శాస్త్యేవ ఏవైనాం ఏనామేతద్ ఏతత్తస్మాద్ తస్మాత్ శిష్టాః శిష్టాః ప్రజాః ప్రజా జాయందే ప్రజాయిప్రాజాః జాయందే చిత్ చిదసి అసీతి ఇత్యాహ ఆహయత్ యద్ధి హి మనసా మనసా చేతయతే చేతయతేతత్ తద్వాచా వాచా వదతి వదతి మనా మనాసి అసీతి ఇత్యాహ ఆహయత్ యద్ధి హి మనసా మనసాభిగచ్చతి అభిగచ్చతి తత్ అభిగచ్చతీత్యభిగచ్చతి తద్గరోతి కరోతి భీ భీరసి అసీతి ఇత్యాహ ఆహయత్ యద్ధి హి మనసా మనసా ధ్యాయతి ధ్యాయతి తత్ తద్వాచా వాచా వదతి వదతి దక్షిణా దక్షిణాసి అసీతి ఇత్యాహ ఆహ దక్షిణ దక్షిణాది హ్యేషా ఏషా యజ్ఞయా యజ్ఞయాసి అసీతి ఇత్యాహ ఆహ యజ్ఞయాం యజ్ఞయామేవ ఏవైనాం ఏనాం కరోతి కరోతి క్షత్రియా క్షత్రియాసి అసీతి ఇత్యాహ ఆహ క్షత్రియా క్షత్రియాది హ్యేషా ఏషాదితి అదిరసి అస్భయతీర్ష్ణే ఉభయతీర్ష్ణేతి ఉభయతీర్ష్ణేత్యుభయత శీర్ష్ణే ఇత్యాహ ఆహయత్ యమేవ ఏవాదిత్య ఆదిత్య ప్రాయణీయ ప్రాయణీయో యజ్ఞానాం ప్రాయణీయైతి ప్రాయణీయ యజ్ఞానామాదిత్య ఆదిత్య ఉదయనీయ ఉదయనీయస్తస్మాద్ ఉదయనీయైత్యుదయనీయ తస్మాదేవం ఏవమాహ ఆహయత్ యదబద్ధా అబద్ధా స్యాద్ స్యాదయత అయత స్యాద్ సాద్యత్ యత్పతిబద్ధా పతిబద్ధానస్తరణీ పతిబద్ధేతి పతిబద్ధా అనుస్తరణీ స్యాద్ అనుస్తరణీప్యనుస్తరణీ స్యాత్ ప్రమాయుక ప్రమాయుకో యజమాన ప్రమాయుకైలి ప్రమాయుక యజమాన సద్ సద్యత్ యత్కర్మగృహీత కర్ణగృహీతా వార్త్రఘ్నీ కర్ణగృహీతేతి కర్ణగృహీత వార్త్రఘ్నీ స్యాద్ వార్త్రఘ్నీతి వార్త్రాఘ్నీ స్యాత్ సహ వాణ్యం అన్యంజనీయాద్ జనీయాతం సంవా వాణ్య అన్యోజనీయాద్ జనీయాన్ మిత్ర మిత్రస్వా తాపది పరిబధ్నాదు బధ్నాద్ది ఇత్యాహ ఆహ మిత్ర మిత్రో వై వై శివ శివో దేవానాం దేవానాం తేన తేనైవ ఏవైనా ఏనాం పది పరిబధ్నాది బధ్నాది పూషా పూషాధ్వన అధ్వన స్వాదు తాత్తిది ఇత్యాహ ఆహేయం ఇయం వై వై పూషా పూషే మాం ఇమామేవ ఏవాస్యాహ అస్యాధిపా అధిపామక అధిపామిత్యధిపాం అకశ్రమశ్యై సమశ్యా ఇంద్రాయ సమశ్యాయి సామశ్యై ఇంద్రాయాధ్యక్షాయ అధ్యక్షాయేతి అధ్యక్షాయేత్యధిక్షాయ ఇత్యాహ ఆహేంద్రం ఇంద్రమేవ ఏవాస్యాహ అస్యా అధ్యక్షం అధ్యక్షం కరోతి అధ్యక్షమిత్యధిక్షం కరోత్యను అనుత్వా త్వా మాత మాతమన్యతాం మన్యతామలో అనుపిత పితేతి ఇత్యాహ ఆహానుమతయా అనుమతయైవ అనుమతయేతిలోమతయా ఏవైనయా ఏనయా క్రీణాతి క్రీణాతి సా దేవి దేవి దేవం దేవమచ్చ అచ్చే ఇహీతి ఇత్యాహ ఆహ దేవీ దేవీషా ఏషా దేవ దేవ సోమ సోమ ఇంద్రాయ ఇంద్రాయ సోమం సోమమిది ఇత్యాహ ఆహేంద్రాయ ఇంద్రాయ హి సోమ సోమ ఆశ్రియతే ఆశ్రియతేజత్ ఆశ్రియతరిత్యాశ్రియతేతద్విదు యజుర్న నూజాద్ బ్రూజాత్ పరాచీ పరాచ్యవ ఏ సోమక్రయణీ సోమక్రయణీయాద్ సోమక్రయణీతి సోమాక్రయణీ యాద్రుద్ర రుద్రస్వా ఆవర్తయతు వర్తయత్రి ఇత్యాహ ఆహ రుద్ర రుద్రో వై వై క్రూర క్రూరో దేవానాం దేవానాందం తమేవ ఏవాస్యై అస్యై పరస్తాద్ పరస్తాద్ది దావృత్తి ఆవృత్తి క్రూరం ఆవృత్యావృత్యావృత్తి క్రూరమివ ఇవ వై వాతత్కరోతి కరోతి యద్రుద్రస్ రుద్రస్ కీర్తయతి కీర్తయతి మిత్రస్ మిత్రస్ తథా పథేతి ఇత్యాహ ఆహ శాంతి శాంతి వాచా వాచా వై వాష ఏష వి విక్రీణీతే క్రీణీతేయ యోమక్రయణ్యా సోమక్రయణ్యా స్వస్తి సోమక్రయణ్యేతి సోమాక్రయణ్యా స్వస్తి సోమసఖా సోమసఖా పునః సోమసఖేతి సోమాసఖా పునరా ఏహి ఇది సహ సహ రయ్యా రయ్యేది ఇహ ఆహ వాచ వాచైవ ఏ విక్రీయ విక్రీయ పునః విక్రీయేతి విక్రీయ పునరాత్మన్ ఆత్మన్ వాచం వాచం ధర్దే ధర్దేన పదాసు అనుపదాసుకాస్ అనుపదాసుకేద్యనుపదాసు అవాగ్ వాగ్భవతి ఏం వేద వేదేతి వేద షట్పదాని పదాన్యను అనుని నిక్రామతి రామతి షడహం షడహం వాగ్ షడహమితి షడ్ అహం వాంగ్ నాతి అతివదతి వదద్యుత ఉత సంవత్సరస్ సంవత్సరస్యాయనే సంవత్సరస్యేతి సంవత్సరస్య అయనే యావతి యావత్యేవ ఏవవాగ్ వాక్తాం తామవ అవరుంధే రుంధే సప్తమే సప్తమే పదే పదే జుభోతి జుభోతి సప్తపదా సప్తపదా శక్వరీ సప్తపదేతి సప్తాపదా శక్వరీ పశవ పశవ శక్వరీ శక్వరీ పశూన్ పశూనేవ ఏవావ అవరుంధే రుంధే సప్త సప్త గ్రామ్యా గ్రామ్యా పశవ పశవ సప్త సప్తారణ్యా ఆరణ్యా సప్త సప్త ఛందాగంసి ఛందాగస్య భయస్య ఉభయస్యావరుద్ధి అవరుద్ధి వస్వీ అవరుద్ధ్యావరుద్ధి వస్వ్యసి అసి రుద్ర రుద్రాసి అసీతి ఇత్యాహ ఆహ రూపం రూపమేవ ఏవాస్యాహ అస్యా ఏతత్ ఏతన్మహిమానం మహిమానం వ్యాజష్టే వ్యాజష్టే బృహస్పతి వ్యాజష్టైతి వి ఆజష్టే బృహస్పతి స్వా స్వా సుమ్నే సుమ్నేరణ్వదు రణ్వద్ది ఇత్యాహ ఆహ బ్రహ్మ బ్రహ్మ వై వై దేవానాం దేవానాం బృహస్పతి బృహస్పతిర్బ్రహ్మణ బ్రహ్మణైవ ఏవాస్మై అస్మై పశూన్ పశూనవ అవరుంధే రుంధే రుద్ర రుద్రో వసుభి పశుభిరా పశుభిరితి పశుభి ఆచికేతు చికేత్రి ఇత్యాహ ఆహావృత్తి ఆవృత్తే పృథివ్యా ఆవృత్యావృత్తి పృథివ్యా స్వాహ మూర్ధన్ మూర్ధన్నా ఆదిధర్మి ఇధర్మి దేవయజనే దేవయ దేవయజనైతి దేవయజనైతి దేవాయజనే ఇత్యాహ ఆహ పృథివ్యా పృథివ్యాహి ఏష మూర్ధా మూర్ధాయత్ యద్దేవయజనం దేవయజనమిడాయా దేవయజనమితి దేవాయజనం ఇడాయా పదే పదైతి ఇత్యాహ ఆహేడాయై ఇడాయై ఏతత్ ఏతత్పదం పదం యత్ సోమక్రయణ్యీ సోమక్రయణ్యీ ఘతవతి సోమక్రయణ్యాది సోమక్రయణ్యీ ఘతవతి స్వాహ ఘతవతి ఘతవతి స్వాహేతి ఇత్యాహ ఆహయత్ ఏవార్చీ అస్యీ పదాత్ పదాద్ఘతం ఘతమపేజ్యత అపేజ్యత తస్మాత్ తస్మాదేవం ఏమాహ ఆహయత్ ఎదద్ధర్యో అద్ధర్యురనగ్నౌ అనగ్నావాహుతిం ఆహుతిం జుహయాత్ ఆహుతిమిత్యాహుతిం జుహయాదంధ అంధోధ్వర్యో అధ్వర్య సద్ సద్రక్షాగుంసి రక్షాగుంసి యజ్ఞం యజ్ఞగుంహన్యు అన్యురహిరణ్యం హిరణ్యముపాస్య ఉపాస్య జుహోతి ఉపాస్యేత్యుపాస్య జుహోత్యగ్నివతి అగ్నివత్యే అగ్నివతీత్యగ్నివతి ఏ జుహోతి జుహోతిన నాంధ అంధోధ్వర్యో అధ్వర్యుర్భవతి భవతి నయజ్ఞం యజ్ఞకం రక్షాగుంసి రక్షాగుంసి ఘంది ఘంది కాండే కాండే కాండే కాండే వై కాండే కాండే కాండే కాండే వై క్రియమాణే క్రియమాణే యజ్ఞం యజ్ఞకం రక్షాగుంసి రక్షాగుంసి దిఘాగుంసంది దిఘాగుంసంది పరిలిఖితం పరిలిఖితం రక్ష పరిలిఖితమిది పరిలిఖితం రక్ష పరిలిఖితా పరిలిఖితా అరాతయ పరిలిఖితా ఇది పరిలిఖితా అరాతయ ఇది ఇత్యాహ ఆహ రక్షసా రక్షసామపహత్యై అపహత్యాదిదం అపహత్యాపహత్యై ఇదమహం అహగం రక్షస రక్షసో గ్రీవా గ్రీవామి అవి గృందామి గృందామి యోస్మాన్ అస్మాన్ వేష్టి వేష్టిజం పంచ సవయం వయమ్ ద్విష్మ ద్విష్మతి ఇత్యాహ ఆహ ద్వౌ ద్వౌ వావ వావ పురుషౌ పురుషౌయం యంచ సైవ ఏవద్వేష్టి వేష్టియ యశ్చ తైనం ఏనం వేష్టి వేష్టితయోః తయోరేవ ఏవానందరాయం అనందరాయం గ్రీవాః అనందరాయమిత్యనందహాయం గ్రీవాః క్రంతతి క్రంతతి పశవః పశవో వై వై సోమక్రయణ్యే సోమక్రయణ్యే పదం సోమక్రయణ్యా ఇది సోమక్రయణ్యే పదం యావద్మూతం యావద్మూతకం తం యావద్మూతమితి యావద్మూతం సంవపది అపది పశూన్ పశూనేవ ఏవావ అవరుంధే రుంధే స్మే అస్మే రాజ అస్మేత్యస్మే రాజైరి ఇది సమ్ సంవపది అపద్యాత్మానం ఆత్మానమేవ ఏవాధ్వర్యో అధ్వర్య పశుభ్య పశుభ్యో న పశుభ్యేది పశుభ్య నాంత అంతరేతి ఏది త్వే రాజ త్వేది త్వే రాజైతి ఇది యజమానాయ యజమానాయ ప్ర ప్రయచ్చతి యచ్చతి యజమానే యజమాన ఏవ రయమ్ రయమ్ దాతి దాతి తోతే తోతే రాజ రాజ ఇది పత్నియై పత్న్యా అర్ధ అర్ధో వై వా ఏష ఆత్మన ఆత్మనోయత్ యద్వద్భిః పద్భిః యథా గృహేషు గృహేషు నిధత్తే నిధత్తే తాదృగ్ నిధత్తేతి నిధత్తే తాదృగేవ ఏవ తత్వష్టీమతి త్వష్టీమతీతే ఏ సతేజ సతేజేతి ఇత్యాహ ఆహత్పృష్టా పృష్టా వై వై పశూనాం పశూనాం మిథునానాం మిథునానాగం రూపకృత్ రూపకృద్రూపం రూపకృతి రూపాకృత్ రూపమేవ ఏవ పశుషు పశుషు దాది దాత్యస్మై అస్మై వై వై లోకాయ లోకాయ గార్హపత్యార్హపత్యార్హపత్యైతి గార్హపత్య ఆధీయతే ధీయతేముష్మై అముష్మా ఆహవనీయ ఆహవనీయోయత్ ఆహవనీయ ఇత్యాహవనీయ యద్గార్హపద్యే గార్హపద్య ఉపవేద్ గార్హపద్యేది గార్హపద్యే ఉపవేదస్మిన్ ఉపవేదిత్యుపవేర్ అస్మిన్ లోకే లోకే పశుమాన్ పశుమాన్ స్యాద్ పశుమాన్ని పశుమాన్ సాద్హవనీయే ఆహవనీయేముష్మిన్ ఆహవనీయ ఇత్యాహవనీయే అముష్మిన్ లోకే లోకే పశుమాన్ పశుమాన్ స్యాద్ పశుమాన్ని పశుమాన్ సద్భయో ఉభయోరుప ఉప ఉపది ఉపత్భయో ఉభయోరేవ ఏనం ఏనం లోకయో లోకయో పశుమందం పశుమందం కరోతి పశుమందమితి పశుమందం కరోతీతి కరోతి బ్రహ్మవాదినో వృందే బ్రహ్మవాదినేతి బ్రహ్మవాదిన వృందే విచిత్ర విచిత్ర సోమా విచిత్ర సోమా విచిత్ర విచిత్ర విజిత్యాది సోమ సోమో వి ఆ ఓషధీనా ఓషధీనాగం రాజా రాజా తస్మిన్ ఆపన్నం గ్రసితం ఆపన్నమిత్యాపన్నం గ్రసితమే ఏవాస్య అస్యుమయాద్యుమయాద్యుమయాద్యుమయాద్రసిం నిష్ఖిదతి నిష్ఖిదతి తావృగ నిష్ఖిదతీతి నిహిఖిదతి తావృగే తద్యన్న విచినుయాద్ విచినుయాద్యుమయాది విచినుయాద్క్షణ అక్షణన్నాపన్నం ఆపన్నం విధావతి ఆపన్నమిత్యాపన్నం విధావతి తాదృగ్ విధావతీతి విధావతి తాదృగేవ తత్క్షోధుక క్షోధుకోద్ధర్యో ధర్యు స్యాత్ స్యాత్క్షోధుక క్షోధుకో యజమాన యజమాన సోమవిక్రయన్ సోమవిక్రయన్ సోమం సోమవిక్రయన్ సోమావిక్రయన్ స్వామగం శోధయ శోధయతి ఇత్యేవ బ్రూయాద్ బ్రూయాద్యది ఎదీతరం ఇతరమిది ఎదీతరం ఇతరముభయన ఉభయనైవ సోమవిక్రయణం సోమవిక్రయణమర్పయతి సోమవిక్రయణమిది సోమావిక్రయణం అర్పయతి తస్మాత్ తస్మాత్ సోమవిక్రయీ సోమవిక్రయీ క్షోధుర సోమవిక్రయీ సోమావిక్రయీ క్షోధుకోరుణ అరుణోహ అస్మాహ ఆహోపవేశి ఉపవేశి సోమక్రయణే ఉపవేశిత్యోపవేశి సోమక్రయణ సోమక్రయణ ఇది సోమాక్రయణే ఏవాహం అహం తృతీయశమనం తృతీయశమనమవ తృతీయశమనమితి తృతీయశమనం అవరుంధే రుంధైతి ఇది పశూనా పశూనాం చర్మన్ చర్మన్ విమీదే విమీదే పశూన్ పశూనేవ ఏవావ అవరుంధే రుంధే పశవ పశవో హి తృతీయం తృతీయం శవనం శవనమిదం కామయేత కామయేతాపశు అపశు సార్ సదిరి ఇతరక్షరక్షరస్యమీద ఇమీతాక్షం రక్షం వై వా అపశవ్యం అపశవ్యం పశు అపశురేవ ఏవతి భవతియం కామయేత కామయేతమాన్ యుష్మాన్ సార్ యుష్మాది పశుమాన్ ఇది లోమత లోమతస్తమీద ఇమీతైతత్ ఏతద్వై వై పశూనా పశూనాగం రూపం రూపకం రూపేణ రూపేణ ఇవ ఏవాస్మై అస్మై పశూన్ పశూనవ అవరుంధే రుంధే పశుమాన్ పశుమానే పశుమానది పశుమాన్ ఏ భూతి అపామందే మందే క్రీణాది క్రీణాది సరసం సరసమే సరసమితి సారసం ఏనం ఏనం క్రీణాది క్రీణాత్యమాత్య అమాత్యోసి అసీతి ఇత్యాహ ఆహామా అమైవ ఏనం ఏనం గురుదే కురుదే శుక్ర శుక్రస్తే తే గ్రహ గ్రహ ఇది ఇత్యాహ ఆహ శుక్ర శుక్రో హి హ్యస్య అస్య గ్రహ రహోన ఆహాచ అచ్చయాది యాది మహిమానం మహిమానమేవ ఏవాస్య అస్యాచ్చ అచ్చయాది యాత్యనస అనసాచ్చ అచ్చయాది యాది తస్మాత్ తస్మాదనో బాహ్యం అనోబాహ్యతం సమే అనోబాహ్యమిత్యన బాహ్యం సమే జీవనం జీవనం ఎత్ర ఖలు ఖలు వై వా ఏదం ఏదం శీర్ష శీర్ష్ణా హరంది హరంది తస్మాత్ తస్మాచ్చీర్షహార్యం శీర్షహార్యం గిరౌ శీర్షహార్యమితి శీర్షహార్యం గిరౌ జీవనం జీవనమభి అభిత్యం ఏం దేవం సవితారం సవితారమితి ఇత్యదిచ్ఛందస అతిచ్ఛందసర్చ అతిచ్ఛందసేత్యది ఛందస రచామినీతే నీతే తిఛందాతిఛందా వై అతిఛందాది ఛందా వై సర్వాణి సర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి సర్వేభిరేవ ఏనం ఏనం ఛందోభి ఛందోభిర్మిమీతే ఛందోభిర్ఛందాభి మీతే వర్ష్మ వర్ష్మ వై వా ఏషా ఛందస ఛందసాణ్యత్ ఎదతిఛందా అతిఛందా యత్ అతిఛందాది ఛందా ఎదతిఛందస అతిఛందసర్చ అతిఛందసేత్యతి ఛందస రచామిమీతే ఇమీతే వర్ష్మ వర్ష్మైవ ఏనం ఏనగం సమానానా సమానానాం కరోతి కరోత్యేకైకయా ఏకైకయోత్సర్గం ఏకైకయేత్యేకయా రేకయ ఉత్సర్గం ఇమీతే ఉత్సర్గమిత్యుత్సర్గం ఇమేతే యాతయామ్యయాతయామ్యయా అయాతయామ్యయాతయామ్యయైవ అయాతయామ్యయాతయామ్యయేత్యయాతయామ్యయా అయాతయామ్యయా ఏనం ఇమేతే ఇమేతే తస్మాత్ తస్మాన్నానావీర్యా అంగురయ నానావీర్యా అంగురయ సర్వాసు సర్వాస్వంగుష్ఠం అనంగుష్ఠముప ఉపని నిగృహ్ణాతి గృహ్ణాతి తస్మాత్ సమావద్వీర్య సమావద్వీర్యోన్యాభి సమావద్వీర్యై సమావద్వీర్య అన్యాభిరంగులిభి అంగులిభిస్తస్మాత్ అంగులిభిరిత్యంగులిభి తస్మాత్ సర్వాః సర్వా అను అనుసం సంచరతి చరతి యత్ యత్ సః సః సర్వాభిః సర్వాభిర్మిమీత మిమీత సద్విశ్లిష్టాః సద్విశ్లిష్టా అంగులయః సద్విశ్లిష్టా ఇతి సంశ్లిష్టాః అంగులయో జాయేరన్ జాయేరన్నేకైకయా ఏకైకయోత్సర్గం ఏకైకయేత్యేకయా ఏకయా ఉత్సర్గం నిమీతే ఉత్సర్గమిత్యుత్సర్గం నిమీతే తస్మాత్ తస్మాద్ విభక్తాః విభక్తా జాయంతే విభక్తా ఇది విభక్తాః జాయంతే పంచ పంచ కృత్వః కృత్వో యజుషా యజుషా మిమీతే మిమీతే పంచాక్షరా పంచాక్షరా పంక్తిః పంచాక్షరేతి పంచాక్షరాః పంక్తిః పాంగః పాంగో యజ్ఞః యజ్ఞో యజ్ఞం యజ్ఞమేవ ఏవావ అవరుంధే రుంధే పంచ పంచ కృత్వః కృత్వస్తూష్ణీం తూష్ణీం దశ దశకం సంపద్యంతే పద్యంతే దశాక్షరా దశాక్షరా విరాట్ దశాక్షరేతి దశాక్షరా విరాడన్నం విరాడితి వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజా విరాడితి వీరాట్ విరాజైవ విరాజేతి వీరాజా ఏవాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిత్యన్నాద్యం అవరుంధే రుంధేరిత్ యద్యజుషా యజుషా మిమీతే మిమీతే భూతం భూతమేవ ఏవావ అవరుంధే రుంధేరిత్ యత్తూష్ణీం తూష్ణీం భవిష్యత్ భవిష్యద్యత్ యద్వై వైతావాన్ తావానేవ ఏవ సోమ సోమ స్యాత్ స్యాద్యావంతం యావంతం మిమీతే మిమీతే యజమానస్య యజమానస్యైవ ఏవ స్యాత్ స్యాన్నాపి నాపి అపి సదస్యానాం సదస్యానాం ప్రజాభ్యః ప్రజాభ్యస్వా ప్రజాభ్యగిరి ప్రజాభ్యః ప్రేతి ఇత్యుప ఉపసం సమూహతి ఊహతి సదస్యాన్ సదస్యానేవ ఏవాన్వాభజతి అన్వాభజతి వాససః అన్వాభజతేత్యనుమాభజతి వాససోప ఉపనశ్యతి నశ్యతి సర్వదేవత్యం సర్వదేవత్యం వై సర్వదేవత్యమితి సర్వాదేవత్యం వై వాసః వాసః సర్వాభిః సర్వాభిరేవ ఏవైనం ఏవం దేవతాభిః దేవతాభిస్తం సమర్థయతి అర్థయతి పశవః పశవో వై వై సోమ సోమ ప్రాణాయ ప్రాణాయత్వా ప్రాణాయేతి ప్రాణాయ త్వేతి ఇత్యుప ఉపనశ్యతి నశ్యతి ప్రాణం ప్రాణమేవ ప్రాణమితి ప్రాణం ఏవ పశుషు పశుషు దధాతి దధాతి వ్యానాయ వ్యానాయత్వా వ్యానాయేతి వీనాయ త్వేతి ఇత్యను అనుశృంధతి శృంధతి వ్యానం జ్ఞానమేవ జ్ఞానమితి వి అనం ఏవ పశుషు పశుషు దాది దాది తస్మాత్ తస్మాత్ స్వబంధం స్వబంధం ప్రాణా ప్రాణాన ప్రాణాది ప్రాణా నహతి జహతీతి జహతి యత్కలయా కలయా తే శఫేన శఫేన తే క్రీణాని క్రీణానీతి ఇది పణేత పణేతాగో అర్ఘం అగో అర్ఘకం సోమాత్ అగో అర్ఘమిత్యగో అర్ఘం సోమం కురయాత్ కురయాదగో అర్ఘం అగో అర్ఘం యజమాన అగో అర్ఘమిత్యగో అర్ఘం యజమానమగో అర్ఘం అగో అర్ఘమద్ధర్యం అగో అర్ఘమిత్యగో అర్ఘం అద్ధర్యం గో గోస్తు మహిమానం మహిమానన్న నావ అవతిరేద్వా ద్వారే తే క్రీణామి క్రీణానీతి ఇత్యేవ ఏవ బ్రూయాద్ బ్రూయాద్ గో అర్ఘం గో అర్ఘమేవ గో అర్ఘమిది గో అర్ఘం ఏవ సోమం సోమం కరోతి కరోతి గో అర్ఘం గో అర్ఘం యజమానం గో అర్ఘమిది గో అర్ఘం యజమానం గో అర్ఘం గో అర్ఘమద్ధర్యం గో అర్ఘమిది గో అర్ఘం అద్ధర్యున్న నో గోర్మహిమానం మహిమానమవ అవతిరతి తిరత్తిజయా అజయా క్రీణాది క్రీణాది సతపసం సతపసమేవ సతపసమితి సా తపసం ఏవైనం ఏనం క్రీణాది క్రీణాది హిరణ్యేన హిరణ్యేన క్రీణాది క్రీణాది సశుక్రం సశుక్రమేవ సశుక్రమితి సా శుక్రం ఏవైనం ఏనం క్రీణాది క్రీణాది ధేన్వా ధేన్వా క్రీణాది క్రీణాది సాశిరం సాశిరమేవ సాశిరమితి సా ఆశిరం ఏవైనం ఏనం క్రీడాతి క్రీడాషభేణ ఋషభేణ క్రీడాతి క్రీడాతి సేంద్రం సేంద్రమే సేంద్రమితి సా ఇంద్రం ఏనం ఏనం క్రీడాతి క్రీడాకరడుహా అనుడుహా క్రీడాతి క్రీడాతి వన్ని వన్నిర్వై వా అనద్వాన్ అనద్వాన్ వన్నినా వన్నినైవ ఏ వన్ని వన్నియజ్ఞస్య క్రీడాతి క్రీడాతి మిథునాభ్యాం మిథునాభ్యాం క్రీడాతి క్రీడాతి బాణస్య మిథునస్యవరుద్ధి అవరుద్ధ్యై వాసు అవరుద్ధ్యాత్యవరుద్ధ్యై వాసుదా క్రీడాతి క్రీడాతి సర్వదేవత్యం సర్వదేవత్యం వై సర్వదేవత్యమితి సర్వాదేవత్యం వై వాస వాసు సర్వాభ్య సర్వాభ్యేవం దేవతాభ్య దేవతాభ్య క్రీడాతి క్రీడాతి దశ దశసం సంపద్యందే పద్యందే దశాక్షర దశాక్షరా విరాట్ దశాక్షరే దశాక్షరా విరాడన్నం విరాడిరీరాట్ అన్నం విరాట్ విరాడ్విరాజా విరాజిరీరాట్ విరాజైవ విరాజేతిరీరాజా ఏవాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిన్నాద్యం అపరుంధే రుంధే తపస తపసమో అనోరసి అసి ప్రజాపతే ప్రజాపతేర్వర్ణ ప్రజాపతేరవి ప్రజాపతే వర్ణ ఇలిహ ఆహ పశుభ్య పశుభ్య ఏ పశుభ్యరితి పశుభ్యదద్ధ్వర్యు తద్ధ్వర్యుణి నిన్నదే ఆత్మన ఆత్మనో నాభ్రస్కాయ అనాభ్రస్కాయ గచ్చతి అనాభ్రస్కాయేనాభ్రస్కాయ గచ్చతి శ్రియం శ్రియం ప్రపశూన్ పశూనాత్మోది ఆత్మోదియ ఏం ఏం వేద వేద శుక్రం శుక్రం దే ఏ శుక్రేణ శుక్రేణ క్రీణామి క్రీణామీతి ఇత్యాహ ఆహ యథాయుజు యథాయుజురేవ యథాయుజురితి యథాయుజు ఏతద్దేవా దేవా వై వయ్యేన ఏన హిరణ్యేన హిరణ్యేన సోమం సోమమక్రీణన్ అక్రీణన్ తదభీషః అభీషః పునః అభీషహేత్యభీస పునరా ఆదదద అదదతర కోహి హి తేజస తేజస విక్రేష్యే విక్రేష్యరైలి విక్రేష్యరైలి విక్రేష్యే ఇదిన హిరణ్యేన హిరణ్యేన సోమం సోమం క్రీణీయాత్ క్రీణీయాత్ తదభీష అభీషః పునః అభీషహేత్యభీత పునరా ఆదీత దీత తేజ తేజ ఏవామన్ ఆత్మన్ ధత్తే ధత్తే అస్మే అస్మే జ్యోతి అస్మేత్యస్మే జ్యోతి సోమవిక్రయిణి సోమవిక్రయిణి తమ సోమవిక్రయిణీతి సోమవిక్రయిణి తమ ఇది ఇహ ఆహ జ్యోతి జ్యోతిరేవ ఏ యజమానే యజమానే దాది దాది తమసా తమసా సోమవిక్రయణం సోమవిక్రయణమర్పయతి సోమవిక్రయణమితి సోమవిక్రయణం అర్పయతి యదనుపగ్రథ్య అనుపగ్రథ్య హన్యాద్ అనుపగ్రథ్యేతనుపగ్రథ్య హన్యాద్దశ్రూకాహ దందశ్రూకాస్తాం సాగుం సమాహం సమాగుం సర్పాహ సర్పా స్యుః స్యుమిదం ఇదమహం అహగుం సర్పానాం సర్పాణాం దందశూకానాం దందశూకానాం గ్రీవాః గ్రీవా ఉప ఉపగ్రథ్నాని గ్రథ్నామీతి ఇత్యాహ ఆహాదందశూకాః అదందశూకాస్తాం సాగుం సమాహం సమాగుం సర్పాః సర్పా భవంతి భవంతి తమసా తమసా సోమవిక్రయణం సోమవిక్రయణం విధ్యతి సోమవిక్రయణమితి సోమవిక్రయణం విధ్యతి స్వాన స్వానభ్రాజ భ్రాజేతి ఇత్యాహ ఆహైతే ఏతే వై వా అముష్మిన్ అముష్మిన్ లోకే లోకే సోమం సోమమరక్షన్ అరక్షంతేభ్య హేభ్యోధి అధి సోమం సోమమా ఆహరన్ అహరణయత్ యదేతేభ్య ఏతేభ్య సోమక్రయణాన్ సోమక్రయణాన్న సోమక్రయణాని సోమక్రయణాన్ నానుదిశేద్ అనుదిశేదక్రీత అనుదిశేదిత్యనుదిశేద్ అక్రీతోస్య అస్య సోమ సోమస్యార్ ధ్యాన్న నాస్య అస్యీతే ఏతే అముష్మిన్ అముష్మిన్ లోకే లోకే సోమం సోమగం రక్షేయు రక్షేయుర్యద్భ్య ఏతేభ్య సోమక్రయణాన్ సోమక్రయణాననుదిశతి సోమక్రయణానికి సోమక్రయణాన్ అనుదిశతి క్రీత అనుదిశతీత్యనుదిశతి క్రీతోస్య అస్య సోమ సోమో భవతి భవద్దేతే ఏతేస్య అస్యాముష్మిన్ అముష్మిన్ లోకే లోకే సోమం సోమగం రక్షంతి రక్షంతీతి రక్షంతి వారుణో వై వై క్రీడ క్రీడ సోమ సోమ ఉపనద్ధ ఉపనద్ధో మిత్ర ఉపనద్ధ ఇుపనద్ధ మిత్రో నేహి ఇది సుమిత్రధా ఇత్యాహ ఆహ శాంతి శాంత్యా ఇంద్రస్ ఇంద్రస్ోరు ఊరుమా ఆదిశ విషదక్షిణం దక్షిణమితి ఇత్యాహ ఆహ దేవా దేవా వై వైజం యగం సోమం సోమమక్రీణన్ అక్రీణంతం తమింద్రస్య ఇంద్రస్యోరౌ ఊరౌ దక్షిణే దక్షిణ ఆసాదయన్ అసాదయన్ ఏష ఖలు ఖలు వై వాతరి ఏతరీంద్ర ఇంద్రోయ యో యజతే యజతే తస్మాత్ తస్మాదేవం ఏమాహ ఆహోద్ ఉదాయుషా ఆయుషా స్వాయుషా స్వాయుషేది స్వాయుషేది సు ఆయుషా ఇత్యాహ ఆహ దేవతా దేవతారేవ ఏవాన్వారభ్య అన్వారభ్యోత్ అన్వారభ్యేత్యను ఆరభ్య ఉత్తిష్టవి తిష్టత్యురు ఉర్వంతరిక్షం అంతరిక్షమను అన్విహి ఇహీతి ఇత్యాహ ఆహాంతరిక్షదేవత్య అంతరిక్షదేవత్యో హి అంతరిక్షదేవత్య ఇత్యంతరిక్షదేవత్య హేతరి ఏతరి సోమ సోమోదిత్యాహ అదిత్యాస్తద సదోసి అస్తిరిత్యాహ అదిత్యాస్తద సద ఆసీద శీలేది ఇత్యాహ ఆయుషాయుజు యథాయుజురేవ యథాయుజురితి యథాయుజు ఏవైతద్ ఏతద్వి వివై వా ఏనం ఏనమేతద్ ఏతదర్థయతి అర్థయతేత్ యద్వారుణం వారుణకం సందం సందం మైత్రం మైత్రం కరోతి కరోతి వారుణ్య వారుణ్యచాసాదయతి ఆసాదయతి సాదయతి స్వయా సయైవ ఏవైనం ఏనం దేవతయా ఏవతయాసం సమర్థయతి అర్థయతి వాససః వాససః పర్యానశ్యతి పర్యానశ్యతి సర్వదేవత్యం పర్యానశ్యతీతి పరియానశ్యతి సర్వదేవత్యం వై సర్వదేవత్యమితి సర్వాదేవత్యం వై వాసః వాసః సర్వాభిః సర్వాభిరేవ ఏవైనం ఏనం దేవతాభిః దేవతాభిః సం సమర్థయతి అర్థయత్యథో అథో రక్షసాం అథో ఇత్యథో రక్షసామపహత్యై అపహత్యై వనేషు అపహత్యాపాహత్యై వనేషు ఇదంతరిక్షం అంతరిక్షం దదాన ప్రదానేది ఇత్యాహ ఆహ వనేషు వనేషు హి ఇవి ఇదంతరిక్షం అంతరిక్షం దదాన తదాన వాజం వాజమర్వత్సు అర్వత్సుది అర్వత్సిర్వదసు ఇత్యాహ ఆహ వాజం వాజగం హి శర్వత్సు అర్వత్సుయ అర్వత్సు వయోఘ్నియాసు అఘ్నియాసి ఇత్యాహ ఆహవయ వయో హి హ్యఘ్నియాసు అఘ్నియాసు హృత్సు హృత్సుకృతం హృత్స్విది హృదయసు కృతమిది ఇత్యాహ ఆహ హృత్సు హృత్సు హి హృత్స్విది హృదయసు హి కృతం కృతం వరుణ వరుణో దిక్షు దిక్షుగ్ని అగ్నిమిది ఇత్యాహ ఆహ వరుణ వరుణో హి దిక్షు దిక్షుగ్ని అగ్ని దివి దివి సూర్యం సూర్యమిది ఇత్యాహ ఆహ దివి దివి సూర్యం సూర్యగం సోమం సోమద్రౌ అద్రావిది ఇత్యాహ ఆహ గ్రావాణ గ్రావాణో వై వా అద్రయ అద్రయస్తేషు తేషు వై వా ఏష సోమం సోమం దధాతి దధాతి యో యజవే యజతే తస్మాత్ తస్మాదేవం ఏమాహ ఆహోద్ ఉదు ఉత్యం యజాతవేదసం జాతవేదసమితి జాతవేదసమితి జాతవేదసం ఇది శౌర్యా శౌర్యచ్చ కృష్ణాజినం కృష్ణాజినం ప్రత్యానశ్యతి కృష్ణాజినమితి కృష్ణాజినం ప్రత్యానశ్యతి రక్షసాం ప్రత్యానశ్యతీతి ప్రతీయానశ్యతి రక్షసామపహత్యై అపహత్యా ఉస్రౌ అపహత్యా ఇత్యపహత్యై ఉస్రావా ఏతం ఇదం ధూరుషాహు ధూరుషాహావితి ధూరుషాహావితి ధూ సాహు ఇత్యాహ ఆహ యథాయజు యథాయజురేవ యథాయజురితి యథాయజు ఏవైతద్ ఏతత్ర ప్రత్యవస్థ యవస్వ భువ భువస్పతే అత ఇది ఇత్యాహ ఆహ భూతానాం భూతానాగం హి ఏష ఏషపతి పతిర్విశ్వాని విశ్వాణ్యభి అభిధామాని ధామానీతి ఇత్యాహ ఆహ విశ్వాని విశ్వాని హి ఏష ఏషోభి అభిధామాని ధామాని ప్రత్యవతే ప్రత్యవతే మా ప్రత్యవత ఇది ప్రాచ్యవతే మా ్వా పరిపరీ పరిపరీ విదత్ పరిపరీతి పరిపరీ విదది ఇత్యాహ ఆహయత్ యదేవ ఏవాద అదసోమం సోమమాహ్రియమాణం ఆహ్రియమాణం గంధర్వ ఆహ్రియమాణమిత్యాహ్రియమాణం గంధర్వ విశ్వావసు విశ్వావసు పర్యముష్ణాద్ విశ్వావసురితి విశ్వావసు పర్యముష్ణాత్ తస్మాత్ పర్యముష్ణాది పరి అముష్ణాత్ తస్మాదేవం ఏమాహ ఆహాపరిమోషాయ అపరిమోషాయ యజమానస్య అపరిమోషాయేత్యపరిమోషాయ యజమానస్య స్వస్తియని స్వస్తియన్యసి స్వస్తియనీతి స్వస్తి అయని అసీతి ఇత్యాహ ఆయజమానస్య యజమానస్యైవ ఏష ఏష యజ్ఞస్య అన్వారంభ అన్వారంభోనవచ్చిత్తి అన్వారంభేత్యనో ఆరంభ అనవచ్చిత్తి వరుణ అనవచ్చిత్యానవచ్చిత్తి వరుణో వై వా ఏష ఏష యజమానం యజమానమభి అభ్యా ఐతి ఏతియత్ క్రీత సోమ సోమ ఉపనద్ధ ఉపనద్ధో నమ ఉపనద్ధరిత్రిపానద్ధ నమో మిత్రస్య మిత్రస్య వరుణస్య వరుణస్య రక్షసే రక్షసై ఇహ ఆహశాంగీ శాంత్యా ఆ సోమం సోమం వహంది వహంత్యగ్నా అగ్నినా ప్రతి ప్రతిష్టతే ఇష్టతే తౌ తౌ సంభవందౌ సంభవందౌ యజమానం సంభవందారతి సంభవందౌ యజమానమభి అభిసం సంభవత భవతపురా ఉరా ఖలు ఖలు వైష ఏష మేధాయ మేధాయాత్మానం ఆత్మానమారభ్య ఆరభ్య చరతి ఆరభ్యేత్యారభ్య చరతి యో దీక్షిత దీక్షితో యదగ్నిశోమీయం అగ్నిశోమీయం వశం అగ్నిశోమీయమిగ్నిశోమీయం వశమాలభతే ఆలభత ఆత్మనిష్క్రయణ ఆలభత ఇలభతే ఆత్మనిష్క్రయణ ఆత్మనిష్క్రయణ ఇత్యాత్మనిష్క్రయణ ఏవాస్య అస్య సహ తస్మాత్ తస్మాత్తస్య నాశ్యం ఆశ్యం పురుష నిష్క్రయణ పురుష నిష్క్రయణ ఇవ పురుష నిష్క్రయణ ఇది పురుష నిష్క్రయణ ఇవ హి హ్యథో అథో ఖలు అథో ఇథో ఖల్వాహు ఆహురగ్నిశోమాభ్యాం అగ్నిశోమాభ్యాం వై అగ్నిశోమాభ్యామిగ్నిశోమాభ్యాం వా ఇంద్ర ఇంద్రో వృత్రం వృత్రమహన్ అహన్నితి యదగ్నిశోమీయం అగ్నిశోమీయం వశం అగ్నిశోమీయమిగ్నిశోమీయం వశమాలభతే ఆలభతే వార్త్రఘ్న ఆలభత ఇలభతే వార్త్రఘ్న వార్త్రఘ్న ఇది వార్త్రఘ్న ఏవాస్మాత్ తస్మాదు ఉపాశ్యం ఆశ్యం వారుణ్య వారుణ్యర్చ రచాపరి పరిచరతి చరతి స్వయా స్వయైవ ఏవైనం ఏనం దేవతయా దేవతయా పరి పరిచరతి చరతీతి చరతి. ఓం షష్ఠకాండే ప్రథమ ప్రశ్న సమాప్తః.